शारदा शारदाम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः विदिताखिलशास्त्रसुधाजलधे महितोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशङ्करदेशिक मे शरणं भवशङ्करदेशिक मे शरणं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीविष्णुरूपाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवर्हितप्रज्ञानघनपर्त्यगर्थो ब्रह्मैवाहमस्मि గురుస్వరూపమైన సభా సదస్సుకి సవినీ నమస్కారం సమర్పణ చేసుకుంటూ బాదరాయణ భగవానులు అనుగ్రహించిన బ్రహ్మసూత్రానికి శంకర భగవత్పాదులు వారు ఇచ్చిన భాష్యాన్ని ప్రవచన రూపంలో చెప్పుకుంటూ నిన్నటి రోజున మనం ఈక్షత్యధికరణము ఇది చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా 7 సూత్రములు ఉన్నాయి. ఇందులో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ సృష్టిని చేసేటువంటి జ్ఞానమంతా కూడా పరమేశ్వరునిదే, పరబ్రహ్మమునిదే. ఎందుకంటే బ్రహ్మసూత్రాల్లో అంశం ఏమిటి? బ్రహ్మమును ప్రతిపాదించడం. అది తద్వారా మనకు బ్రహ్మం అంటే ఏమిటనేటువంటి అవగాహన కల్పించడం. ఈ అవగాహన ఎక్కడికి తీసుకువెళ్ళాలంటే, బ్రహ్మము తప్ప అన్యము లేదు, చిట్ట చివరికి బ్రహ్మము తప్ప అన్యము లేదని తెలుసుకున్నవాడు కూడా బ్రహ్మమే అనిపించేటంతగా చెప్పడమే బ్రహ్మసూత్రముల యొక్క అంశం. దాని యొక్క ప్రధానమైన లక్ష్యం అది. ఈ చెప్పేటప్పుడు సృష్టి స్థితుల యాదులన్నీ కూడా బ్రహ్మం వల్లనే కలుగుతున్నాయని చెప్తూ సర్వజ్ఞుడు బ్రహ్మమే అని ప్రతిపాదన. సర్వజ్ఞ అన్నప్పుడు సర్వము తెలిసినటువంటి జ్ఞానము. ఈ జ్ఞానము యొక్క లక్షణమే ఈ క్షణము. చూచుట, సంకల్పించుట, ఆలోచించుట ఇత్యాదులన్నీ కూడా ఈ క్షణ అనేటువంటి శబ్దములు ఉన్నాయి. ఇది ఎవరి యొక్క లక్షణము అంటే, చైతన్య స్వరూపుడైన బ్రహ్మమదే తప్ప అచేతనమైనటువంటి ప్రకృతి మొదలైనవి కావు. మొదలైనవి ఎందుకంటే ప్రకృతియే ఆ జ్ఞానము కలది అని కొందరు, అణువులు వాటికి కారణమని కొందరు, అభావం కొని, ఇలా రకరకాల వాదములు మనం చెప్పుకున్నాం. 9 రకాలు అనాత్మలను ఆత్మలు అనుకునే వాళ్ళు ఉన్నారని. అలాంటి వాళ్ళందరినీ పరాస్తం చేశారు 7 సూత్రాల్లో, ఈక్షత్యధికరణంలో. ఇది కదా సారాంశం. నేటి రోజున ఏం చెప్పుకున్నాం? ప్రధానమునికి ఆ జ్ఞాన లక్షణం లేదు అనేది అనేక రకాల వాదాలను ఖండిస్తూ ఆ సూత్రం యొక్క అంశాన్ని ప్రతిపాదించారు భగవత్పాదుల వారు. ఆ ప్రతిపాదనలో క్రమంగా ఒకవేళ వాటిలో మీకు జ్ఞానముగా కనిపిస్తున్నది, ఉదాహరణకు ప్రకృతిలో కూడా జ్ఞానం కనిపిస్తోంది మనకి, కానీ జ్ఞానమంతా కూడా ఈశ్వర చైతన్యం వల్ల వాటి యందు గౌణముగా సంక్రమించలేదు, ఆరోపించబడింది. కానీ గౌణమది, గౌణము అంటే అప్రధానము, ప్రధానమేది అంటే ఇక్కడ ముఖ్యము. ప్రకృతికి కూడా ప్రధానమని పేరుంది ఉండే కనుక ప్రధానమని ఏ అర్థంలో వాడుతున్నామో జాగ్రత్తగా తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు ప్రకృతిని ఆత్మను ఎలా అనుకుంటున్నారో అలాంటి ప్రమాదం మనకు వస్తుంది. కనుకనే ఇక్కడ ముఖ్యాత్మ గౌణాత్మ రెండున్నాయి. ఇక్కడ వాదన చేసినటువంటి వారు ఫ్యాన్ తీసే బాబు ఇక్కడ వాదించే వారు ఏమంటున్నారంటే గౌణాత్మలో కూడాను ఆ చైతన్యం ఉంది కనుక అది వ్యవహరించవచ్చు కదా అంటే ముఖ్యాత్మ ఉంటూ ఉండగా గౌణాత్మ గురించి గోలెందుకు అది కదా ప్రతిపాదన చేశారు. అయితే ఇక్కడ ఆత్మ అనేటువంటి శబ్దము కేవలం పరమాత్మ గురించే వాడుతున్నాం గనక ఆ ఆత్మకే ఈ క్షణం ఉన్నది అని. అయితే మీరు ఆత్మ అనే శబ్దం పరమాత్మగా వాడుతున్నారా? మీరు ప్రమాణంగా తీసుకున్న శృతి స్మృతుల్లో పురాణాల్లో మీరు పరిశీలిస్తే ముఖ్యంగా విష్ణు పురాణంలో భూతాత్మ, ఇంద్రియాత్మ, దేహాత్మ, ప్రాణాత్మ ఇలాంటి శబ్దాలు ఉన్నాయి. దాన్నేమంటారని అడిగాడు. అడిగి దాని సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఈ సూత్రాన్ని జాగ్రత్తగా ఎందుకంటే మళ్ళీ చెప్పుకుంటున్నాం, మనలో ఉన్నటువంటి బ్రహ్మం తెలుసుకోవడానికి కూడా ఇది పనికిస్తుంది. బయట ఉన్నటువంటి ప్రకృతి ఇది జగన్ నిర్మితమైనటువంటిది, అలాగే మనకున్నటువంటి శరీరం, ఈ శరీరంలో కూడా చైతన్యం కనబడుతోంది కదా. చూసే జ్ఞానం కంటి నుంచి వస్తుంది, వినే జ్ఞానం చెవి నుంచి వచ్చినప్పుడు జ్ఞానం అనేది ఈ శరీరము ద్వారానే ఉన్నది అని వ్యవహరిస్తే పోలే జ్ఞానం అనేది ఆత్మదా శరీరాందా? ఇప్పుడు ఇటొద్దాం. నిన్న చెప్పుకున్నట్టుగా ప్రకృతిదా పరమాత్మదా అని చర్చ చేశాం కదా, ఇప్పుడు జ్ఞానం అనేది శరీరానిదా ఆత్మదా? ఎందుకంటే శరీరం ప్రకృతి విషయం అంతే కదా. అయితే ఆత్మ చైతన్యము శరీరమునందు ప్రవర్తించినప్పుడు ఆ శరీరం ఆత్మ అనుకుంటున్నావు, అది కానీ దాని యందు వ్యాపించకపోతే అనుకోవడమే లేదు. ఎలాగంటే నిప్పు వల్ల ఇనప చువ్వ కాలగా ఆ ఇనప చువ్వకి నిప్పు యొక్క లక్షణాన్ని ఎలా ఆరోపించుకుంటున్నావో అదేవిధంగా ఆత్మ చైతన్యం వల్ల ఇంద్రియాల చైతన్యం పొందుతూ ఉంటే ఇంద్రియాలకు ఆత్మ లక్షణాన్ని ఆరోపించుకుంటున్నావు. అలా ఆరోపణ విషయంలో, వ్యవహార విషయంలో భూతాత్మ, దేహాత్మ, ప్రాణాత్మ, బుద్ధ్యాత్మ అనే ఉన్నది తప్ప ఇన్ని ఆత్మలు లేవు. ఇన్నిటికీ చేతనత్వం కలిగించే చైతన్య విషయం ఒక్కటే, ఇది చూపించారు. అందుకే ఉపదేశం చేసేటప్పుడు సాధకుడైనటువంటి వాడికి తరించాలని తపన పడుతున్నటువంటి జిజ్ఞాసునికి ఉపదేశం చేస్తూ తత్వమసి అని చెప్తున్నాడు శ్వేతకేతువునకు ఉద్దాలకుడు. ఉపనిషత్తులు చెప్పేటప్పుడు తత్ అంటే ఆ చైతన్య స్వరూపమైనది నువ్వే అని చెప్పినప్పుడు చైతన్య స్వరూపమైనటువంటి ప్రకృతి నువ్వే అనలేదు కదా. ఎందుకంటే ప్రకృతి స్వాభావికంగా చైతన్యం కాదని మీరే ఒప్పుకుంటున్నారు. అటువంటిప్పుడు అచేతనమైన ప్రకృతితో చేతనుడైన జీవుడికి ఐక్యత చెప్పడం అనేటువంటిది అసమంజసం, అది కదా నేను చెప్పుకున్నాం. ఒకవేళ ఏదో ఇక్కడ వ్యవహార రీత్యా అక్కడ ప్రకృతిలో చైతన్యం అనేది నీలో చైతన్యం అనేది కదా అదే నువ్వు అనేది వ్యవహార రీత్యలో చెప్పున్నా, అసలు లక్ష్యం అది చెప్పేటప్పుడు దాన్ని హేయత్వ అవచనాచ అన్నారు ఇక్కడ. అంటే ఇది కాదయ్యా ప్రధానమని వ్యవహారంగా చెప్పినా దీనికి పైన ఒకటి ఉందని చెప్పేవాడు, ఆ మాట చెప్పలేదు కదా. అంటే అక్కడ ఉద్దేశం ఏంటి, ఆత్మ అంటే పరమాత్మయే అని అర్థము, కనుక ఈ క్షణధర్మం ఎవరిది, పరమాత్మది అని చెప్పి స్వాప్యయాత్ తర్వాత సూత్రంలో మనం ప్రవేశిస్తున్నాం. చాలా అద్భుతమైన సూత్రం, ఈక్షత్యధికరణంలోనే ఈ సూత్రం వస్తున్నది. స్వాప్యయాత్ ఎందుకయ్యా ఆత్మకే ఈ చైతన్యం అని అంటున్నావు అంటే తనలో లీనమగును, ఇదండి అర్థం. స్వాప్యయాత్ అనే సూత్రానికి అర్థం ఏంటంటే తనలో లీనమగును గనక అన్నారు. తనలో లీనమగును గనక ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు చూడండి. అంటే ఏదైతే సచ్ఛబ్దవాచ్యం, సచ్ఛబ్దవాచ్యం, సత్ అనే శబ్దం అని ఎక్కడ ప్రయోగించాం జాగ్రత్తగా వింటే, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్, సత్తు మాత్రమే జగత్తుకు పూర్వం ఉన్నది సత్. ఈ సత్ అనేది ప్రధానము కాదు పరమాత్మని ప్రతిపాదించాం. ఈ సచ్ఛబ్దవాచ్యం అయినటువంటిది పరమాత్మే, ప్రకృతి కాదు. ఎందుకంటే జీవుడు నిద్ర సమయంలో ఆ సత్తులోనే లీనమవుతున్నాడు, ఇది శాస్త్రం చెప్తున్న వాక్యం. ఏ సత్తులో, జడమైన ప్రకృతి అనబడే సత్తులో కాదు, చైతన్యమైన ఆత్మలో లీనమవుతున్నాడు నిద్ర సమయంలో అంటే గాఢ నిద్ర సమయంలో. అందుకే ఇక్కడ స్వాప్యయాత్ అనేటువంటి మాటని మనం జాగ్రత్తగా చూస్తే ఇందులో స్వపన, స్వపన అంటే నిద్ర అండి, స్వప్నం అంటే కలనే కాదు నిద్ర. ఆ నిద్ర సమయంలో అంటే గాఢ నిద్ర, సుషుప్తి అని తీసుకోవాలి ఇక్కడ. ఈ సుషుప్తిలో ఏమవుతున్నది, తనలోనే లీనమవుతున్నాడు. నేను అనే చైతన్యము సుషుప్తిలో తనలోనే లీనమవుతుంది, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు దీనికి అధ్యాహారాలు కూడా కలుపుకొని స్పష్టంగా వాక్యం అర్థం కావడానికి చెప్తున్నాను. నేను అనే చైతన్యము సుషుప్తిలో తనలో లీనమవుతున్నది, ఇది ఈ వాక్యంలో అర్థం. తనలో లీనమవుతుంది అంటే అర్థం ఏంటి, నేను అనే చైతన్యం అంటే అర్థమేంటి చెప్పిన మొదటి నుంచి నేను అనే చైతన్యానికి ఏమిటి చెప్పుకున్నాం? ఆత్మ అంతే కదా. కనుక నేను అనే చైతన్యం అంటే ఆత్మ స్వప్నావస్థలో తనలోనే లీనమవుతుందంటే ఆత్మయందే లీనమవుతున్నది. ఈ మాట స్వప్నావస్థ అన్నప్పుడు నేను కళ అనే అర్థంలో చెప్పలేదండి, సుషుప్తనే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ అర్థం కోసం ఆ శబ్దం చెప్తాను. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. అంటే ఆత్మతత్వ ప్రతిపాదనకి ఎక్కడో శాస్త్రం దాకా వెళ్ళక్కర్లేదు, మన అనుభూతులను జాగ్రత్తగా చూస్తే చాలు. ఇక్కడ దీనికి మళ్ళీ ప్రమాణభూతమైనటువంటి ఉపనిషద్వాక్యాలు చూద్దాం. ఎందుకంటే ప్రతి సూత్రం ఉపనిషద్వాక్యముల యొక్క గ్రథనమే కదా, కూర్పు కదా. ఛాందోగ్యంలో చెప్తున్నాడు, యత్రైతత్ పురుష స్వపితి. చూడండి, స్వపతి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఇది ఛాందోగ్యంలో వస్తున్నటువంటి మంత్రం. దీని అర్థం ఏమిటి అంటే, ఏ సుషుప్తిలో ఇది కలుగునో, ఇది కలుగునో అంటే నిద్రించుట అనేది కలుగునో, సుషుప్తిలో నిద్రించుట కలుగునో, అప్పుడు జీవుడు నిద్రిస్తున్నాడు అంటాం మనం. కనుక సౌమ్యుడా సౌమ్య, అప్పుడు జీవుడు సత్తుతో కూడిన వాడవుతున్నాడు. ఇది చెప్పారు, గాఢ నిద్రలో జీవుడు సత్తుతో కూడిన వాడవుతున్నాడు, అనగా తననే చేరుతున్నాడు. అందుకే తదా సంపన్నో భవతి. సంపన్న అంటే తననే చేరుతున్నాడు అని అర్థం అనమాట, తననే చేరుకుంటున్నాడు. అందుకే ఈ స్వపితి అనే మాటకి స్వం అపీత భవతి స్వపితి అని అర్థం చెప్పాడు. స్వం అపీత అంటే తనను తానే పొందుతున్నాడు. పీత అంటే తాగుటండి, అనుభవించుట అని అర్థం. స్వపీత అంటే తనను తానే పొందుతున్నాడు అని అర్థం స్వపితి. ఆ మాట అంత అందంగా వచ్చిందో చూడండి శబ్దము. కనుక స్వపనము నిద్ర అంటే అర్థమేంటి? స్వపన అనేటువంటి శబ్దానికి తనను తాను పొందుతున్నాడు. స్వ ఆప్నోతి అపీతి, అందుకే స్వపితి అంటే ఇది అర్థం. ఇంత చక్కగా చెప్తున్న శాస్త్రం. కనుక అక్కడ స్వ అంటే అర్థమేంటి? స్వ మన లోకంలో కూడా స్వంతము స్వ అంటాం. కానీ ఆత్మనే పొందుతున్నాడు, తనను తాను పొందుతున్నాడు. అంటే మనం ఆత్మను ఎప్పుడు పొందుతున్నాం అంటే మనందరికీ ఆత్మను పొందుతున్నాం ఎప్పుడు? గాఢ నిద్రలో. ఆ గాఢ నిద్ర నా అదృష్టి ఎంతమందికి పడుతుందండి? కొంతమందికి పాపం పడుకున్న దగ్గర నుంచి మళ్ళీ లేచే వరకు టీవీ ఆన్ చేసినట్టు కలలే. గాఢ నిద్ర మహాకష్టం. కానీ స్వప్నావస్థ వేరు, గాఢ నిద్ర వేరు. ఇక్కడ సుషుప్తి గురించే చెప్తున్నాడండి. గాఢ సుషుప్తిలో మాత్రమే జీవుడు తనను తాను పొందుతున్నట్టు. అంటే మనం ఆత్మ పదార్థాన్ని అప్పుడు పొందుతున్నాం. ఇది ఎలాగో అద్భుతమైన విషయం. దీని గురించి తర్వాత అధ్యాయాల్లో చాలా పెద్ద చర్చ ఉంది, కానీ మనకి రెండు రోజుల అధ్యాయం రాదు. అప్పుడు ఎలాగో చర్చించుకుంటాం, కానీ ఇప్పుడు వదిలేస్తే, ఇక్కడ మొదలెట్టు వదిలేస్తే అదుగు తప్పు. కానీ ఇప్పుడు ఇక్కడికి ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తాం. గాఢ నిద్రలో ఏం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే మనం కోరుకున్న కళ కూడా మనం కనలేము. గాఢ నిద్ర కూడా మన చేతిలో లేదు. మనం ఎన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా గాఢ నిద్ర పడుతుందని మన చేతిలో ఉందా అండి? కానీ గాఢ నిద్ర అనేది వస్తున్నది. ఆ వస్తున్నప్పుడు ఏం జరుగుతున్నది చూద్దాం. అసలు గాఢ సుషుప్తులు ఎలా ఉంటుందో పక్కన పెడదాం, జాగ్రత్త అవస్థలు ఎలా ఉంటుంది, స్వప్నావస్థలు ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఈ అవస్థలు ఎలా ఉన్నాయో చూస్తే అవస్థా పరిశీలనతోనే జ్ఞానం వస్తుందండి. పుస్తకాలు ఇవన్నీ ఎంత పరిశీలన అవసరమో, మనల్ని మన అవస్థల్ని పరిశీలించుకుంటే మనలో ఉన్న ఆత్మని మనమే తెలుసుకోగలం. అది ఎలాగో చెప్తాడు చూడండి. మనకి జాగ్రత్త అవస్థ ఉన్నది, అంటే మెలకువ అనే అవస్థ ఉన్నది. అప్పుడు మనకి వృత్తులు ఉపాధులు అవుతాయన్నాడు. వృత్తులు ఉపాధులు అవుతాయి చూడండి. వృత్తులు అంటే ఉద్యోగాలని కాదు ఇక్కడ. వృత్తులు అంటే మన మనస్సు ఇంద్రియాల ద్వారా బాహ్య వస్తువులను తెలుసుకుంటూ ఉంటుంది కదా, ఆ తెలుసుకోవడాన్ని వృత్తి అంటారు. ఉదాహరణకి ఇది మైకో నేను తెలుసుకున్నాను, కన్ను అనే ఇంద్రియం ద్వారా. అంటే మనస్సుతో నేనును కలిపి, చూడండి జాగ్రత్తగా చూడండి, నేనును మనస్సుతో కలిపి ఆ మనస్సు ఇంద్రియముల ద్వారా ఈ వస్తువును తెలుసుకుని నేను తెలుసుకున్నాను, చూశాను, కనుక నేను దీన్ని చూడడం ఒక వృత్తి అనమాట. ఇలాంటి వృత్తులే కదా జాగ్రత్త వస్తువులు. అనేక వృత్తులు కలిసి ఉంటాయి మనకి. ఇక్కడ రెండు పని చేస్తున్నాయి మనకి, మనస్సు శరీర ఇంద్రియములు ప్లస్ జగత్తు, మూడు ఉన్నాయన్నమాట. కనుక మనస్సు ఇంద్రియముల ద్వారా జగత్తులో ఉన్నవన్నీ పొందుతూ ఉన్న అవస్థ పేరేమిటి? జాగ్రత్త అవస్థ. అంతే కదా ఈ జాగ్రత్త. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈశ్వర సృష్టి అయిన జగత్తుతో నువ్వు మమైకమై ఉన్నావు. ఇక్కడ ఈశ్వర సృష్టి జగత్తు అవును కదా. ఇక ఆ తర్వాత స్వప్నం ఎలా ఉంటుందో చూద్దాం. స్వప్నావస్థకు వచ్చేటప్పటికల్లా ఈ ఇంద్రియముల ద్వారా మనస్సు లేకుండా మనస్సే పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సు ఎలా పనిచేస్తుంది? ఈ మనస్సు ఇంద్రియాల ద్వారా ఇంతవరకు పొందిన వాటిని తనలో ప్రింట్ చేసుకుని, ఆ ప్రింట్ అన్నప్పుడు కొన్ని పై లెవెల్లో, కొన్ని డీపర్ లెవెల్లో, సబ్కాన్షియస్ లెవెల్లో అలా దానిలో ముద్రగా సంస్కారములుగా వాసనలుగా ఏవైవైతే ఉండిపోతాయో అవన్నిటినీ మనస్సు కల్పన చేసుకుని చూస్తుంటుంది. ఎంత మహాప్రపంచం తయారు చేస్తుందో ఆశ్చర్యం అని కవన లేదా? ఎక్కడ దేనివల్ల చూడగలుగుతుంది? దీనికి సమాధానం ఇంత ప్రపంచంలో ఒక్క వైదిక విజ్ఞానం మాత్రమే ఇవ్వగలిగిందండి. అప్పుడు బయట ప్రపంచం చూడడానికైనా స్వప్నాన్ని చూడగానో లైట్ ఉండాలండి, అవునా కదా? మీరు ప్రొజెక్టర్ తెచ్చుకుని ఫిల్మ్ వేసి అన్నీ పెట్టుకున్నప్పటికీ దానికి లైట్ ఉండాలి, లైట్ లేకపోతే ఏమి చూడలేరు. కనుక నేను అప్పుడు పనిచేస్తున్న లైట్ ఒకటి ఉంది, ఆత్మజ్యోతి. ఆ జ్యోతి అని లైట్ అంటే ఇక్కడ ప్రకాశం అనే వెలుగని కాదు, చైతన్యం. అది ఉంటేనే ఈ రెండు ఉన్నాయి, లేకపోతే లేదు కదా. కనుక ఆత్మ చైతన్యం జాగ్రత్త అవస్థలోనూ ఉంది, స్వప్నావస్థలో ఉంది, కానీ దానికి తెలియట్లేదు. రెండు అవస్థల్లో అది తెలియట్లేదు, ఎందుకంటే దాని మీద మనస్సు ఇవన్నీ కూడా కలిసిపోయాయి. ఇప్పుడు గాఢ నిద్రకి వెళ్ళండి. గాఢ నిద్రకు వెళ్ళేటప్పటికీ ఇందాక స్వప్నావస్థలో మీరు చూసింది ఏమీ లేదు. ఉందా? ఎందువల్ల లేదు? మనస్సు అనేటువంటి అంతఃకరణ వృత్తి అక్కడ పనిచేయట్లేదు. జాగ్రత్త అవస్థకు వచ్చేటప్పటికీ మనస్సు ఇంద్రియాలు కలిసి పనిచేస్తున్నాయండి. స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పటికి ఇంద్రియాలు అక్కడ మనస్సుతో కలవట్లేదు, ఇంద్రియాలు పనిచేయట్లేదని నేను అనట్లేదు. లోపల ఉన్న చైతన్యం వల్ల లోపల ఇంద్రియాలు వాటి పనులు చేస్తూ ఉంటాయి, కానీ మనస్సుతో కలియడం వల్ల మనకి అక్కడ వస్తున్నది. అక్కడ మనస్సు కేవలం స్వప్నాన్ని కల్పించుకుని ఉన్నది, కానీ మనస్సు అనేది అక్కడ పనిచేస్తుంది. ఆ నేను అనే చైతన్యం మనస్సుతో పనిచేస్తున్నది. అర్థమైంది కదా? ఇప్పుడు సుషుప్తులోకి వెళదాం. సుషుప్తులు ఏమవుతుంది అవస్థ? చాలా అద్భుతమైన విచారణ ఇక్కడ. సుషుప్తులో ఎవడైనా సరే ఏమైనా చూడగలడా? మీరు నేననే వ్యవహారం జాగ్రత్త అవస్థలో ప్రతి వాడు చెప్తాడు. జాగ్రత్త అవస్థకు సంబంధించిన వ్యవహారం, నేను రాజునండి, నేను పేదనండి, నేను బంటునండి, నేను మేధావినండి, ఈ వ్యవహారం అంతా జాగ్రత్త అవస్థలోనే ఉంటుందండి, అవునా లేదా? స్వప్నావస్థలోకి వెళితే తాను రాజునని తాను పేదనని కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది, కానీ అప్పుడు మరేదో పెట్టుకుంటాడు. స్వప్నంలో ఏది చూస్తూ ఉంటాడో దానితో మమేకం ఇంపుంటాడు. అప్పుడు కూడా ఏదో ఉంది, అప్పుడు కూడా ఒక వ్యవహారం ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వాడు రాజు పేద ఇవేవీ లేవు సుషుప్తిలో. మీరు చూడండి, అందుకే మీకు ఎవరైనా వచ్చిన కలిసి నాకు నిన్న కళ వచ్చిందండి అంటే ఏమిటా కళ అని అడగాలి. మీరు అడిగితే వాడు వాడు వచ్చిన కళ చెప్తే ఓహో అది వచ్చిందా అని మీరు తెలుసుకోగలరు. కానీ వాడు నిన్న నా గాఢ నిద్ర పట్టింది అని అంటే ఏమిటా గాఢ నిద్ర అని అడగక్కర్లే. ఎందుకు అడగక్కర్లే చెప్పండి? అది ఒక్కటే మీకు నాకు అందరికీ కామన్గా తెలిసేది, గాఢ నిద్ర అనేటువంటిది అక్కడే తెలిసిపోతుంది. అందరికీ కామన్గా ఉందా లేదా గాఢ నిద్ర? గాఢ నిద్ర అనే అనుభూతి అందరికీ కామనే కదా. అవతల వాడు చెప్పగానే మీరు అర్థం చేసుకోగలరు. కారణం ఏంటి? అందరికీ కామన్గా ఉన్న ఆత్మతో అప్పుడు లీనమై ఉంటావు కనుక అది కామన్గా అందరికీ తెలుస్తుంటుంది. చాలా గొప్ప విషయం అండి. అందరికీ కామన్గా ఉన్న ఆత్మ అదే. మీకు నాకు అందరికీ కామన్గా ఉన్నది ఆత్మ అనే వస్తువును మొదటి నుంచి చెప్తున్నారు కదా. ఆత్మ అనే వస్తువు తప్ప మనస్సు అప్పుడు ఉండదు. మనస్సు ఉంటేనే వికల్పం వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? ఆ మనస్సు చచ్చిందా? ఇక్కడ చూడండి, వెంటనే తెలివిగా అడగచ్చు, ఆత్మ స్వప్నములో గాఢ నిద్రలో ఆత్మలో లీనమవుతాం కనుక అదే మోక్షం. కనుక సుషుప్తియే మోక్షము. సుషుప్తుల ఆనందం లేదా? లేదా? ఎంత చూడండి, మీకు బోల్డ్ అంత మంచి భోజనాలు పెడతాం, టీవీలో మంచి మంచి సినిమాలు వేస్తాం, లేదా రాత్రంతా ఉపన్యాసం చెప్తాం అంటే కాసేపు పడుకుంటే బాగుండని అందరు కనిపిస్తుంది కదా. ప్రతి వాడు ఆ నిద్రాసుఖం కోసం తాపత్రయపడతాడా లేదా? అంతెందుకు తనకెంతో ప్రీతిపాత్రులైనటువంటి భార్య పిల్లలు కూడా తాను మంచి నిద్రపోతున్నప్పుడు లేపితే వాళ్ళ మీద కూడా కోపగించుకుంటాడు. అంటే నిద్రలో సుఖం ఉంది. కొంతమంది దేహాత్మవాదులు ఏమంటారంటే నిద్రలో సుఖం కాదు, విషయ స్పర్శ లేదు అంతే అన్నాడు. విషయం అంటే సబ్జెక్ట్స్, వీటితో స్పర్శ లేదు అప్పుడు. కనుక విషయంతో స్పర్శ లేదు కనుక దుఃఖం లేదు, దుఃఖం లేదు కనుక సుఖం ఉంది అనుకుంటున్నాడు. దుఃఖ అభావమే తప్ప సుఖం లేదని కొందరు వాదిస్తారు. సుఖం ఉంది అక్కడ, ఎందుకుంది? ఆనందమే స్వరూపమైనటువంటి ఆత్మతో ఉన్నాడు కనుక అసలు సుఖం అక్కడే ఉంది. గుర్తుపెట్టుకోండి, అసలు సుఖం అక్కడే ఉంది. అయిపోయింది ఇంకా. అంటే గాఢ నిద్రలో ఏ అనుభూతి పొందుతామో ఆ అనుభూతికి మోక్షం అని పేరు అంటామా? మరి ఎక్కడ తేడా? జాగ్రత్తగా చూడండి, అంత బాగా చెప్తున్నాడు ఇప్పుడు. మీరు అనుకునేటువంటి ప్రపంచము, ఈ లింకులు, ఈ బాధలు, నేను అనుకోవడాలు ఇన్ని ఉన్నాయే, నేను ఇన్ని ఐడెంటిఫికేషన్స్ అన్నీ ఎంతవరకు ఉన్నాయండి? అయితే జాగ్రత్త అవస్థ లేదు స్వప్నావస్థ? సుషుప్తులు ఐడెంటిఫికేషనే లేదు, నీకేం లేదు, ఏం చెప్తావు? కానీ సుఖానుభూతి ఉందా లేదా? ఉంది. ఉందని ఎలా చెప్పగలవు? పొద్దున్న లేచి నువ్వే అంట అంత గాఢ నిద్ర పట్టిందండి, హాయిగా ఉందంట. ఆ హాయిగా అంటే అర్థం ఏంటంటే ఆ అనుభవించింది ఒకటి ఉందన్నమాట పదార్థం. లేకపోతే ఎలా చెప్తావు? ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యప్రత్యభిజ్ఞాయతే చెప్తున్నాడు మహానుభావుడు. ఎక్కడ? అందుకే దక్షిణామూర్తి స్తోత్రం బాగా చదువుకుంటూ ఉండాలి. ఇంత పిండేశారు మొత్తం బ్రహ్మసూత్రాలు, 10 శ్లోకాలు పెట్టాడు మహానుభావుడు. జాగండి. ప్రాగస్వాప్సమితి, ఆహా అప్పుడు పడుకున్నాను. అయితే ఇది మోక్షమే కదండి, ఆనందం ఉంది, హాయిగా ఉంది, కానీ ఇది మోక్షమేనా? కాదుట మళ్ళీ. అయితే మరి ఎందుకు చెప్పారు ఇక్కడ అంటే, సుషుప్తిలో నువ్వు లోపలికి వెళ్ళిపోయి ఎలాగైతే ఆత్మకు దగ్గరయ్యావో, ప్రళయంలో ప్రపంచం కూడా అలాగే పరమాత్మలోకి వెళుతున్నది. మనకి సుషుప్తి అలాంటిదో, ప్రపంచానికి ప్రళయం అలాంటిది. గుర్తుపెట్టుకోండి, అక్కడ వెళుతాం. ప్రళయం అంటే మొత్తం నశించిపోయిందా? అయితే సుషుప్తిలోకి వెళ్తే మళ్ళీ రేపు పొద్దున లేవట్లే నువ్వు, మళ్ళీ రేపు పొద్దున లేచి మళ్ళీ ఇదంతా తగిలించుకుంటూ ఉన్నావు, లేస్తున్నావు కదా. కనుక ఇక్కడ అవిద్య లేదా, మాయ లేదా, పరమాత్మ లీనమైపోయేవా? లేదు, పరమాత్మ లీనం కాలేదు, మా అవిద్య ఉంది. ఎలా ఉందో చూద్దాం. నువ్వు స్వప్నావస్థలోని జాగ్రత్త అవస్థలోని అవిద్య ఆభాస రూపంతో ఉంది. జాగ్రత్త రండి. ఆభాస అంటే ఏంటి? మొదటి రోజు అదే చెప్పాయి, అధ్యాస అందా. ఇంకా బాగానే ఉంది, అధ్యాస మొదటి రోజే పదం వేసుకున్నాం కదా. అధ్యాస రూపంలో ఉంది. అధ్యాస అంటే ఏం చెప్పుకున్నావు? తాను కాని శరీరాన్ని తాను అనుకోవడం, ఇలాంటివన్నీ జాగ్రత్త అవస్థలు స్వప్నావస్థలు ఉన్నాయి. ఒప్పుకుంటాం కదా, ఒప్పుకుంటారా? అధ్యాస మర్చిపోకపోతే ఒప్పుకుంటాం. మరి సుషుప్తి అవస్థలో అధ్యాస ఉందా? తాను కాని శరీరాన్ని తాను అనుకోవడం లేదు కదా, అసలు అస్పృహే లేదు కదా వాడికి. తాను కాని మనస్సుని తాను అనుకోవట్లేదు, తన ప్రాణాలని తాను అనుకోవట్లేదు, ఏమీ అనుకోవట్లేదు వాడికి, అసలు అనుకోవడమే లేదు. ఎందుకంటే అనుకునే అంతఃకరణ అప్పుడు పనిచేయట్లేదు. అటువంటిప్పుడు అధ్యాస లేదు గనక, అధ్యాసను అవిద్య అంటారు గనక, అవిద్య లేదా? అవిద్యగాని వదిలేస్తే వాడు ఆత్మలో లీనమైపోతే మోక్షమే. మరి అంటప్పుడు సుషుప్తి మోక్షమా? లేదా మనం అనుకుంటున్న మోక్షము మనం అప్పుడప్పుడు సుషుప్తులు అనుభవించేదే, ఎప్పుడూ అనుభవిస్తే అదే మోక్షం అని అంటామా? జాగ్రత్తగా ఆలోచించండి. సుషుప్తిలో మనం అనుభవించే హాయిని ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు అదే అనుభవిస్తూ ఉంటే అదే మోక్షమా? సుషుప్తులాంటి అనుభూతే మోక్షమా? కాదా. ఎలా చెప్పగలిగారు? అదేంటో తెలియదు గనక. అది తెలిసిన వాళ్ళని ఎవరు ఇక్కడ లేవు ప్రస్తుతానికి. ఎవరో తెలియని జీవన్ముక్తులు ఉన్నారేమో నాకు తెలియదు. కానీ సాధారణంగా ప్రవచనం చెప్పేటప్పుడు సమాన స్థాయో ఇంకా తక్కువ స్థాయి అంటే అనే విషయం బయటకు వస్తుంది. అందుకని ఎవరిని తక్కువ అనుకోవడం మాత్రం ఉండదు. నేను అందుకే గురుస్వరూపమైన సభాసదస్సుకి నమస్కారం చేసుకుని చెప్పాను ఇక్కడ. అయితే పాఠం చెప్పేటప్పుడు ధోరణిలో తెలియజేయాలి అనే విషయంలో వచ్చేదే తప్ప అహం ఎక్కడా లేదు. దయచేసి సవినీయంగా మనవి చేసుకుంటున్నాను, సౌహృదయంతో అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ అర్థం ఏంటి? ఆ ముక్తి అనుభూతి ఏమిటనేటువంటిది మనం ఎలా చెప్పగలం? సుషుప్త అనే అదృష్టమైన అనుభూతి ఏదైతే అదృష్టవంతులకు మాత్రం అప్పుడప్పుడు పట్టేటువంటి అనుభూతి ఏది ఉందో అది అప్పుడప్పుడు మనం అనుభవించచ్చు, కానీ హాయి అని చెప్పగలుగుతున్నాం. తెలిసింది కదా. సరే, అప్పుడు అవిద్య లేదా? ఇది కదా ఇప్పుడు పట్టుకున్నాం. అధ్యాసే అవిద్య అయితే అధ్యాస అప్పుడు లేదు కనుక అవిద్య లేదు అంటావా? అవిద్య లేకపోతే మోక్షమే కదా. అంటే చెప్తున్నాడు, అవిద్య అక్కడ ఉంది కానీ బీజ రూపంలో ఉంటుంది, బీజ రూపంలో ఉంటుంది అన్నాడు. దీనికి ఉదాహరణ ఏం చెప్పారు తెలిసే శంకరులే? పసిపిల్లవాడికి బాలుడిగా ఉన్నప్పుడు పసితనంలో మీసాలు గడ్డాలు ఉండవు, వాడు ఎవరం రాగానే అవన్నీ బయటకు వస్తాయి. అంటే ఆ విధంగా మీసాలు గడ్డాలు రాగలిగినటువంటి అవస్థ వాడిలో పసితనంలో బాల్య దశలో బీజ రూపంలో ఉన్నాయి. అవి ఎవరు రాగానే వెలుకు వచ్చాయి అంతే. అప్పుడు లేకపోతే ఇప్పుడు రావు, అవసరం బీజ రూపంలో ఉంటాయి. కానీ ప్రతివారికి ఆయా అవస్థల యందు మార్పులు పూర్వావస్థల్లో బీజ రూపంలో ఉంటాయి. పూర్వావస్థలు అంటే దాని ముందున్నటువంటి వెనకున్నటువంటి అవస్థల్లో బీజ రూపంలో ఉంటాయి. తెలిసింది కదా. అదేవిధంగా ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? అంతఃకరణ వృత్తి. ఆ మాట చెప్పగలిగారండి కేవలం మన ఉపనిషత్తులు, ఇది వేదం. వేదం చెప్పగలిగింది ఏమిటంటే మన అంతఃకరణ చైతన్యం, జీవ చైతన్యం కాదు అక్కడ, అంతఃకరణ చైతన్యం ఆ సమయంలో హిత అనే నాడిలో ప్రవేశిస్తుందట. మనకున్నటువంటి నాడులు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క నాడి ఒక్కొక్క కరణ ఒక్కొక్క క్రియకు పనిచేస్తా, అది పెద్ద సైన్సు. ఇంత సైన్స్ని స్టడీ చేసాం గనకనే మనం బ్రహ్మ పదార్థం గురించి కూడా మాట్లాడేయగలిగినంత మెచ్యూరిటీ సంపాదించుకోగలిగాం. మనమంటే మన భారతీయ ఋషులు. ఇంత సైన్స్ వాళ్ళ దగ్గర ఉంది, అందుకే దీనికి పైన కూడా చెప్పగలిగారు. ఇదంతా పరిశీలిస్తేనే పైన చెప్పగలిగారండి. కనుక వాళ్ళకి ఏం తెలియదు అనుకోవద్దు. ఇవన్నీ తెలిసే దీని పై మెట్టి చెప్పారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు మెట్లెక్కడం మొదలెడుతూ ఆ పై మెట్టువాడి గురించి అర్థం చేసుకోలేని దశలో ఉంది ప్రస్తుత విజ్ఞానమంగం అంతా కూడా. సరే, ఇప్పుడు ఏం జరుగుతుందండి? హిత అనే నాడిలో అంతఃకరణ చైతన్యం సుషుప్తి అవస్థలో లీనమవుతుందట. అది పిత్త సంబంధి నాడి. అది అక్కడికి వెళ్ళి లీనమవుతుంది. అప్పుడు అంతఃకరణం పనిచేయదు. కానీ దానికి సంబంధించినంత అవిద్య అంతా అధ్యాస అంతా ఉంటుందిట, బీజదశలో ఉంటుంది అధ్యాస. బీజదశలో అధ్యాస ఉంటుంది కనుకనే పడుకునే వరకు ఏ అధ్యాస ఉందో మళ్ళీ నిద్ర లేవగానే అది కంటిన్యూగా మళ్ళీ మరుసటి రోజు లేచిన దగ్గర నుంచి అదే మొదలవుతుంది. చూడండి, కాఢ నిద్ర నుంచి బయటపడగానే అదే అధ్యాస కంటిన్యూ అవుతుందా లేదా? ఏది, నిన్న ఏ శరీరాన్ని నేను అనుకున్నావో, ఆ శరీరానికి ఏ ఏ గుణాలు ఆపాదించుకున్నావో, ఏ ఏ వృత్తులు చెప్పుకున్నావో, అవన్నీ పొద్దున్న లేచి మళ్ళీ నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను ఫలానా, నా భార్య ఫలానా అని మళ్ళీ అదే అధ్యాస రెడీ. ఇంతవరకు ఎక్కడ పోయినట్టు ఇప్పుడు? కనుకనే గాఢ నిద్రలో మనసు పనిచేయలేదే తప్ప అవిద్య నశించలేదు. ఎప్పుడైతే మనస్సు అనేది పనిచేయలేదో ఇంకా మిగిలినటువంటి ఆత్మవస్తు దగ్గరికి ఇది వెళ్ళింది. కానీ తెలుసుకోలేకపోయింది. అంతఃకరణ వృత్తి అనే బుద్ధి కూడా ఆ స్థితిలో ఉంది గనక అర్థమైంది కదా. అంతేగాని అవిద్యానాశనం ఏం కాదు. ఇక్కడ దగ్గరికి వెళ్ళగలుగుతాం. దేనికి దగ్గరికి వెళ్ళగలుగుతాం? ఆత్మకే కానీ ప్రధానమనబడే త్రిగుణాత్మకమైన ప్రకృతికి దగ్గరికి కాదు. కనుకనే గాఢ నిద్రలో ఆ అంతఃకరణ చైతన్యం అలా అయిపోవడం వల్ల నేననబడే ఆత్మ చైతన్యము ఆ పరమాత్మ యందే లీనమయ్యున్నది అని శాస్త్రం చెప్తోంది కనుక. అంతేగాని అచేతనమైన ప్రకృతి యందు లీనమయ్యింది అని చెప్పలేదు. చేతనుడైనటువంటి పరమాత్మ ఎందు ఉన్నది కనుక జ్ఞానము ఆలోచన అంతా ఎవరిది? ఆయనది. అయితే ఇప్పుడు మనకు ఇంకోటి తెలియాలి, పరమాత్మ చైతన్యం గాఢ నిద్రలోనే ఉందా? గాఢ నిద్రలో ఆయన ఆశ్రయించుకుని ఉన్నాడు వీడు. అప్పుడు పరిచేస్తున్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని మనం ప్రాజ్ఞాన్ అన్నాం, అంతే కదా. మళ్ళీ బయట ప్రపంచం వచ్చినప్పుడు అదే ఉంది ఆ లైట్, కానీ అక్కడ అసలు తెలుసుకోలేకపోతుంది, వికల్పం. అందుకే స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో అవిద్య విక్షేప రూపంలో ఉంటుంది అన్నారు. విక్షేపం అంటే చెదురుట, ఒకదాన్నొకటి అనుకోవడం అనే రూపంలో ఉంటుంది. ఒకదాన్నొకటి అనుకోవడం విక్షేపం, చెదురుట వికల్పము, విక్షేపం. సుషుప్తిలో ఈ అవిద్య ఏమిపోదు, ఆవరణ రూపంలో ఉంటుంది, కప్పేసినట్టుంటుంది. ఇంతే తేడా అన్నారు ఇక్కడ. ఆ సుషుప్తులు అంత దగ్గరికి వెళతావు గనక నువ్వు ఈ వికల్పమైనటువంటి గోల లేదు గనక కొంతైనా ఏదో పొందినటువంటి స్థితిని అనుభవిస్తావు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక నీ మూడు అవస్థల్లోని చెదరకుండా ఉన్న సాక్షీభూతమైనదిగా జ్ఞానం మాత్రం అలాగుంటుంది. జ్ఞానం సాక్షీభూతంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని వాడుకుంటూ ఇంద్రియాలని మనస్సుని పనిచేస్తూ జాగ్రత్త అవస్థలో, ఆ జ్ఞానాన్ని వాడుకుంటూ స్వప్నావస్థలో మనస్సు పనిచేస్తుంది. అర్థమైంది కదా? ఏ జ్ఞానాన్ని? ఆత్మ యొక్క జ్ఞానాన్ని. అది కేవల జ్ఞానస్వరూపమైనటువంటిది, సత్స్వరూపమైనది ఆత్మ. సుషుప్తి యందు సత్స్వరూపమైన జ్ఞానం దగ్గరికి వెళ్ళి హాయిగా అంటుకుంటాం. పడుకున్నాడు, తల్లి ఒళ్ళో బిడ్డ పడుకున్నట్టుగా ఉంటుంది. తల్లి ఒళ్ళో బిడ్డ పడుకున్నాక ఆ తల్లి ఒళ్ళో పడుకున్నానని ఎలా తెలియదో, అక్కడికి వెళ్ళి అక్కడ పడుకున్నానని తెలియదు. కానీ తల్లి ఒళ్ళో ఉన్న వెచ్చదనాన్ని ఆ బిడ్డ అనుభవించినట్టు ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని మనం అక్కడ అనుభవిస్తాం. కనుక ప్రతివాడు గాఢ నిద్రలో పరమాత్మలోనే ఉంటాడు అన్నాడు ఇక్కడ. మరి మిగిలిన రెండు అవస్థల్లో అప్పుడు కూడా అక్కడే ఉంటాడు, కానీ వికల్పం ఎక్కువ పెరుగుతుంది అసలు తెలుసుకున్నాడు ఇక్కడ. ఎంత చక్కటి మరి, మొత్తానికి మూడు అవస్థల్లో కూడా జ్ఞాన రూపమైన ఆత్మనదే కదా. కనుక ఈవిడెవరు? ఆ ఆత్మ చైతన్యం. జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః. అది పట్టుకో. ఈ మెలకువలో చూస్తున్నంతసేపు ఆత్మ చైతన్యం అక్కడ ఉంది, కానీ నువ్వు అన్నీ దాని మీద సూపర్ ఇంపోజ్ చేసేసి తెలుసుకోలేకపోతున్నావు. అదేనమాట, ఒక తెర మీద సినిమా వేసి తెర యొక్క అసలు స్వరూపాన్ని మర్చిపోయి ఆ తెర మీద కనబడుతున్న వాటన్నిటితో మమైకం అయిపోయినట్టు మన పని అవుతున్నది. కానీ ఆధార రూపంగా నా జ్ఞాన చైతన్యం మీద అంతా పడుతుందండి. కనుకనే ఆత్మ చైతన్యానికి ఒక్కొక్క పేరు పెట్టారు. జాగ్రత్త అవస్థలోని దాన్ని విశ్వుడు, వైశ్వానరుడు అని చెప్తూ ఉన్నారు. సుషుప్తి అవస్థలో తైజసుడు అని, మన స్వప్నావస్థలో తైజసుడు అంటున్నారు, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అంటున్నారు. కనుకనే విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత గిరిజానికి. ఆత్మ యొక్క అసలు స్వరూపం ఏంటి? సర్వ అవస్థ వివర్జిత అవస్థలని వీడివి. వీడికి చైతన్యానికి ఇచ్చిన ఆత్మ మాత్రం సర్వావస్థ వివర్జిత. ఎంత గొప్ప విషయం చెప్పాడండి ఇక్కడ. కనుకనే ఆ విషయం చెప్తూ ఆ సమయంలో ప్రాజ్ఞేనాత్మనా సంపరిష్యక్తో న బాహ్యం కించిన వేదనాంతరం శృత్యంతరం చాణ. మరో ఉపనిషత్తులకి తీసుకెళ్తున్నాడు ఈ ఉపనిషత్తు బృహదారణ్యకం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, ప్రాజ్ఞుడైన ఆత్మతో కలిసిపోయిన వాడై బయట ఉన్నటువంటి ఏ పదార్థాన్ని కానీ లోపల ఉన్న ఏ పదార్థాన్ని కానీ తెలుసుకుని జాలడు. ఇప్పుడు మీరు బాగా పరిశీలిస్తే సం అప్యయం, అది ఇక్కడ చెప్పాడు. అదే ఇక్కడ సాప్యయాత్ అనే సూత్రంలో తెలియజేస్తున్నాడు బాదరాయణుడు. ఆ అప్యయము, అందుకే మీకు విష్ణు శాస్త్రం జరిగితే ప్రభుర్ అప్యయహ అనే నామం వస్తుంది. చాలా మంది అవ్యయహ అని చదివేస్తూ ఉంటారు విష్ణు శాస్త్రంలో, అప్యయహ అనే నామం వస్తుంది విష్ణు శాస్త్రంలో చూడండి. అంటే ఆత్మరూపుడై ప్రాజ్ఞ చైతన్యంగా ఉన్నటువంటి వాడు, ఇది అర్థం ఆ విషయాన్ని చెప్తున్నది. ఇది మీరు బాగా చూస్తే ఒక గాఢ సుషుప్తి అన్న దాంట్లోనే అందరిలో కామన్నెస్ కనిపిస్తున్నది. ఎందుకంటే మనస్సు ఇంద్రియాలు లేవు కానీ మనస్సు ఇంద్రియాలకు అతీతమైన అవస్థలో అందరిలో ఒక సామాన్యమైన ఆత్మచైతన్య అనుభవం ఉందా లేదా చెప్పండి. ఇక్కడ కనుక అంతా ఒకే ఆత్మ అనేది ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? అప్పుడు అనిపిస్తుందండి, అది తెలిసే కనిపిస్తుంది, ఓహో అంతా ఒకటేనా అని చిందులేయాలనిపిస్తుంది. అలా చిందులేస్తే తందనానా ఆహి తందనానా పురే తందనానా బళ తందనానా అని చిందులేస్తావు. ఎందుకంటే తెలిసిపోయింది నీకు బ్రహ్మం ఒక్కటి పరబ్రహ్మం ఒక్కటి. జాగ్రత్తగా సృష్టిని అర్థం చేసుకో. అప్పుడు అర్థం చేసుకుంటే రాజైనా బంటైనా ఈ స్వప్నము బయట ఉన్నప్పుడే గాఢ నిద్రలో ఏముంది, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అందనే బంటు నిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. అక్క చెప్పాడండి మహాత్మ ఈ ఉపనిషద్వచనం పఠించినప్పుడు అన్నమయ్య హృదయంలో ఏమి వెలుగులు వెలిగాయో గాని అది పాటై బయటకు వచ్చింది. ఇక్కడ కనుక వీటన్నిటిని ఇచ్చినటువంటి ఏ ఆత్మ చైతన్యం ఉన్నదో దాన్ని మనం ఇప్పుడు గ్రహించగలగాలి. కనుక చేతనా చైతన్య లక్షణము కలిగిన ఆత్మయందే గాఢ సుషుప్తి యందు ఈ నేను అనబడే చైతన్యం ఆశ్రయిస్తున్నది. అదండి దీని యొక్క సూత్రం యొక్క విషయం. కనుక ఇప్పుడు ఏం చెప్పబడింది, ప్రధానమైన ప్రకృతి యందు లీనం కాడప్పుడు ఆత్మయందే లీనమవుతాడు అని చెప్తున్నట్లుగా అక్కడ కూడా అదే వ్యవహరింపబడుతున్నది. కనుక ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాడండి, సందర్భం ఏమిటి, ఈ క్షణము పరమాత్మదే తప్ప ప్రకృతిది కాదు అని చెప్పడానికి ఇది ఎందుకు చెప్పాడు? దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే ప్రళయావస్థలో కూడా ప్రకృతిలో లీనమైపోతుంది ప్రపంచం అని చెప్పకు, అప్పుడు కూడా పరమాత్మ ఎందే ఇది ఆ విధంగా లీనమవుతుంది. మనకు గాఢ సుషుప్తి ఎలాగో ప్రపంచానికి ప్రళయం అలాగా, అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ విషయాన్ని. అక్కడ పైగా తర్వాత సూత్రం గతి సామాన్యాత్, ఇది కూడా ఈక్షత్ అధికరణంలోనిది 10వ సూత్రం చెప్తున్నాడు. గతి సామాన్యాత్, సామాన్యము అంటే ఇది చెప్పుకుని ఎక్కడైనా ఒకేలాగుంటే సామాన్యం అండి, ఎక్కడైనా ఒకేలాగుంటే సామాన్యం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటే విశేషం. కానీ గతి, గతి అంటే ఇక్కడ అవగతి అవగాహన, మన లోకంలో అవగాహన అంటాం కదా, ఈ గతి శబ్దానికి అవగతి అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. అంటే వేదాంత వాక్యాల వల్ల కలిగే గతి, గతి అంటే జ్ఞానము, ఆ జ్ఞానము ఒకే విధంగా ఉంది. గతి సామాన్యాత్, వేదాంత వాక్యాల వల్ల కలిగేటువంటి జ్ఞానము ఒకే విధంగా ఉన్నది. ఇది సూత్రానికి అర్థం. వేదాంత వాక్యాల వల్ల కలిగే జ్ఞానం ఒకేలా ఉంది. ఏమిటండి వేదాంత వాక్యాల వల్ల కలిగే జ్ఞానం, మీరే చెప్పాలి తత్వ సమన్వయార్థం. ఏమిటి వేదాంత వాక్యాలన్నీ ఏ జ్ఞానాన్ని ఇస్తున్నాయి? బ్రహ్మము అంతే కదా, బ్రహ్మము. ఈ బ్రహ్మము వేదాంత వాక్యాలన్నింటిలో ఒకేలా చెప్పబడింది, ఒక్కొక్కటోడు ఒక్కొక్కలా లేదు. ఉదాహరణకు తర్కంలోకి వెళ్ళామనుకోండి, తర్కంలో అనుమాన ప్రమాణాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఉంటుంది. జగత్కారణం బ్రహ్మమని, జగత్కారణం ప్రధానమని, జగత్కారణ అభావమని రకరకాల అనుమానాలు తర్కాలు చేస్తుంటారు ఇక్కడ తర్కశాస్త్రంలో. కానీ ఇక్కడ గతి సామాన్యాత్ ఒకటే అన్నారు ఇక్కడ. కనుకనే వివిధముల గురించి చెప్తున్నట్టు కనిపిస్తున్నా వివిధములందు బ్రహ్మము ఒకే విధముగా ఉన్నదనే విషయాన్ని చెప్తూ ఉంటుంది ఉపనిషత్తు. అందుకే గతి సామాన్యము, బ్రహ్మము గురించి ఒకే విధముగా చెప్తూ ఉంటుంది ఉపనిషత్తు. అంతేగాని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్పడం కాదు. కానీ జగత్కారణము బ్రహ్మము అనే విషయం ఉపనిషత్తులన్నీ ఒకే విధముగా చెప్తున్నాయి తప్ప తలోలోకంగా తలో చోట చెప్పడం లేదు. పైగా అటువంటి బ్రహ్మజ్ఞానము అందరి యందు ఒకే విధముగా తెలియబడుతూ ఉన్నది. చాలా అదుకు అర్థం తీసుకోవాలండి. గతి సామాన్యాత్, అందరి యందు బ్రహ్మము ఒకే విధంగా తెలియబడుతుంది అవునా లేదా? ఎలాగో ఎలా ఒప్పుకుంటారండి? బ్రహ్మజ్ఞానికి ఒకేలా తెలియబడుతుంది, మనకు ఒకేలా తెలియబడుతున్నదా అంటే నేను ఉన్నాననే సచ్చిత్తులుగా అందరిలో సామాన్యమే అంతే కదా. సచ్చిత్తులుగా సామాన్యం, నిన్న చెప్పుకున్న సామాన్యం విశేషం అనే మాట, సచ్చిత్తులు సామాన్యం. కానీ సామాన్యముగా బ్రహ్మం ఇక్కడ మనం చెప్పుకుంటారు. లోకంలో సామాన్యం అనే మాట కూడా చాలా సామాన్యంగా వాడేస్తూ ఉంటాం కనుక ఈ సామాన్యం అనే మాట యొక్క అసలు విలువ మనకు తెలియట్లే. సమానమే సామాన్యం. అదే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాడు స్వామి. సమం సర్వేషు భూతేషు, సమం అదే సామాన్యం, సమభావమే సామాన్యం అని చక్కగా చెప్పాడు చూడండి. ఆ సమం ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ సమము కాని విషమమైనటువంటి విశేషాలు ఏ ఉన్నాయో వాటి గురించి పట్టదు వాడికి. అటువంటిదే యోగము, అదే సమత్వం యోగముచ్చతే. ఇది ఎక్కడ చెప్పాడు, ఎక్కడ సమత్వం యోగముచ్చితే మాట ఎందులో అది భగవద్గీతలో చూసారా గతి సమాన్య సమత్వం యోగముచ్చి జాగ్రత్త చూడండి. కనుక సమముగా అందరి యందు ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఎరిగిన వాడు సామాన్య స్థితిలో ఉంటాడు. మనము సామాన్యముగా తెలియబడుతున్నా అసలు సామాన్యాన్ని తెలుసుకోక విశేష స్థితిలో చూస్తూ ఉంటాం. ఇదే అనమాట గతి సామాన్యతకి రెండు రకాల అర్థాలు. ఉపనిషత్తుల్లో ఈ సామాన్యం అనే దాని గురించి ఎన్ని రకాలుగా చెప్పాడు చూడండి. సమానైవహి సర్వేషు వేదాంతేషు చేతన కారణావగతి. చేతనత్వం అంటే కదలిక, చైతన్యం వల్ల కలిగేది చేతనత్వం. జాగ్రత్తగా చూడండి, చైతన్యం వల్ల కలిగేది చేతనత్వము. మన ఆలోచనలో కదలికలు కానీ ఇత్యాదులన్నీ కూడాను చైతన్యం వల్లనే కలుగుతుంటాయి. కనుక చేతనత్వము చైతన్యము వలన కలుగునది. కనుక చేతన కారణ చైతన్యత్వం దేని వల్ల కలుగుతుందన్నాం? చైతన్యం. కనుక కారణం ఏది చైతన్యత్వానికి? చైతన్యం. ఈ చైతన్యము సర్వేషు వేదాంతేషు సమానైవహి సమానముగా ఉన్నది. ఎలాగూ అంటే కఠోపనిషత్తులు చెప్తున్న మంత్రాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు. యథాగ్నేర్జ్వలత సర్వాదిశో విస్ఫులింగా విప్రతిష్ఠేరన్ ఏవమేవై తస్మాదాత్మన సర్వే ప్రాణా యథాయతనం విప్రతిష్ఠంతే ప్రాణేభ్యో దేవాదేవేభ్యో లోకాః. ఇది మంత్రం. ఇందులో ఉన్నటువంటి అందం చూడండి. ఒక మండుతున్న అగ్ని నుంచి నిప్పు రవ్వలు పైకి అన్ని దిక్కులకి వెళుతూ ఉంటాయి. అలాగా మనలో ఉన్నటువంటి ఆత్మచైతన్యం కూడా ఆ నిప్పు రవ్వలు ఎలాగైతే వెళుతున్నాయో అలా ఆత్మచైతన్యం కన్ను చెవి ఇత్యాది రవ్వల్లోకి వెళుతుంది ఆత్మచైతన్యం. ఎంత గొప్ప విషయం చూడండి. ఇక్కడ రవ్వలు రవ్వలుగా కనబడుతున్న దాని యందునటువంటి నిప్పు అనేది సామాన్యమే కదా అక్కడ. అలాగే ఈ పరమాత్మ నుంచి లేచినటువంటి రవ్వలున్నాయే, ఇవి రకరకాల దేవతలుగా రకరకాల లోకములుగా వ్యాపించాయి. కానీ ఈ లోకాలు ఈ గొడవ వదిలేయండి, మన గోళ గురించి చూసుకుందాం అంతే కదా. ఎందుకంటే మనకు మనమే మహాలోకం, అనేక మార్లు చెప్పుకున్నాం కదండి. మన మహాలోకం గురించి చూద్దాం. ఈ ఆత్మచైతన్యం వల్లనే ప్రాణాహ ప్రాణములు, ప్రాణేభ్యో దేవాహ ప్రాణముల నుంచి దేవతలు. చాలా ఇది మన విషయం అండి. దేవతలంటే మన విషయంలో దేవతలు ఏమిటి? ఇంద్రియ శక్తులు. ఇది ఆత్మ వల్ల ప్రాణములు, ప్రాణముల వలన దేవతలు, దేవతల వలన లోకములు. లోకములు అంటే బయటకు కనబడేవి ఇంద్రియాలు. ఇప్పుడు తీసుకోండి ప్రాణములు, ప్రాణశక్తులే దేవతలు, దేవతల వలన పనిచేసేవి ఇంద్రియములు. అనగానే వీటన్నిటికీ మూలమేది నిప్పు నుంచి నిప్పు రవ్వలు వచ్చినట్టుగా మనలో ఉన్న పరమాత్మ నుంచి ఈ ప్రాణములు, ఇంద్రియ శక్తులు, ఇంద్రియాలు తయారయ్యాయి. ఇప్పుడు రవ్వలన్నిట్లోని నిప్పు ఉంటేనే కదండి దానికి ప్రయోజనం. అదేవిధంగా వీటన్నిటి యందు సమానముగా వ్యాపించినటువంటిది ఈ ఆత్మయే. ఇదే మన మంత్రపుష్పాల్లో కూడా ఇదే చదువుకుంటున్నాం మనం. జాగ్రత్తగా పరిశీలిస్తే తిర్యగుర్ధమధశ్చాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహమాపాదతలమస్తక. అక్కడ అదే చెప్తున్నాడు. మొత్తం శరీరం అంతా అదే. కనుక ఇన్ని రవ్వరవ్వలుగా కనబడుతున్న వీటన్నిటి యందు నిప్పుగా ఉన్నటువంటిది అదే. అది ఆరని నిప్పు. అది తెలుసుకోగలిగితే చాలు. రవ్వలు ఆరిపోవచ్చు కానీ నిప్పు ఆరదు. అది ఎప్పుడు ఉంటుంది అఖండమే. ఇంత చక్కగా అక్కడ సమానత్వాన్ని ఆ విధంగా చూపించారు. తస్మాద్వాయే తస్మాదాత్మన ఆకాశ సంభూత ఇత్యాది మంత్రములు తైత్రీయంలో వాటిలో చెప్పేటప్పుడు ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశము నుంచి క్రమంగా ఆకాశద్వాయు వాయు అగ్నిహి అని చెప్పిన క్రమంలో కూడా ఆయన నుంచి ఇవన్నీ రావడం ఎలా ఉన్నదంటే నిప్పు నుంచి నిప్పు రవ్వలు వచ్చినట్లే. ఇక్కడ జాగ్రత్తగా చూడవలసింది ఏమిటంటే ప్రపంచమంతా మిథ్యా, పరమాత్మే సత్యమని కదండి తీర్మానం. ఇక్కడ జాగ్రత్త చూడాలి. మిథ్య అనేది తెలుసుకోకపోవడం వల్ల కనిపిస్తున్న ప్రకృతి ఉన్నది ఒకటి, అంతా పరమాత్మే అని మీరు అంటారు, ప్రకృతి జడం అంటారు, కనబడుతోంది ప్రకృతి కదా ఇది మిథ్యలా అవుతుంది అని అంటే జగన్మిథ్యావాదం అని చెప్పే వేదాంతం యొక్క మాట ఉన్నదే. దాని గురించి శంకరులు ఒక చోట చెప్తారు, ఇది శశవిషాణవత్తు గగన కుసుమవత్తు కాదు అన్నాడు. ఇక్కడ నేను జగత్తు లేదు అనే మాట ఎందుకంటున్నానంటే, జాగ్రత్తగా వినండి ఈ మాట, జగత్తు లేదు అనేటువంటి మాట ఎందుకంటున్నానంటే, జగత్తు లేదనే మాట గగన కుసుమము వలే కుందేటి కొమ్ము వలే లేదని నేను అనలేదన్నాడు. ఇక్కడ కుందేటి కొమ్ము, గగన కుసుమం అనే మాట మనందరం వింటూ ఉంటాం. గగన కుసుమం, కుందేటి కొమ్ము అనేది మిథ్య, మిథ్య కదండి. గగన కుసుమం, కుందేటి కొమ్ము అనేది మిథ్య, లేనిది, లేనిది ఉంది అంటున్నాం. కనుక అక్కడ వచ్చినప్పుడు దాన్ని మిథ్య అన్నాం. అలాంటి మిథ్య దీనికి చెప్పానా? అది జాగ్రత్త చూడండి. దాన్ని అసత్యం అంటారు కానీ మిథ్య అనరు. ఏది గగన కుసుమం, కుందేటి కొమ్ము వీటిని అసత్యం అంటారు కానీ మిథ్య అనరు. మిథ్యగా అసత్యానికి చాలా తేడా ఉన్నది చూడండి ఇక్కడ. కానీ జగన్మిథ్య అనే సరిగ్గా అర్థం చేసుకోలేక టాట్టూట్టని మీద వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కడు కూడా. అర్థం చేసుకోలేదు ఇదంతా కూడా. జగన్మిథ్యావాదానికి బ్రహ్మసత్యం అని తెలిస్తే అప్పుడు జగన్మిథ్య తెలుస్తుంది. కానీ జగన్మిథ్యా బ్రహ్మసత్యం లేదు, బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు, అది గొప్ప విషయం. బ్రహ్మసత్యం అని తెలిస్తే జగన్మిథ్యను ఎరుక అప్పుడు వస్తుందండి. కనుక ముందు బ్రహ్మమును తెలుసుకోవాలి, జగన్మిథ్యాన్ని గురించి తెలుసుకోవడం కాదు. అందుకే ఏమండి ఇంత ప్రకృతి లేదన్నప్పుడు, ఇదంతా మిథ్య అని అన్నప్పుడు మరి కనబడుతున్నదంటే ఏమిటండి అని వెంటనే ప్రశ్న వస్తుంది కదా. దానికి శంకరులు చెప్పినటువంటి మాట ఏమిటంటే, లేదు అంటే అర్థం ఏంటంటే పరమాత్మకు విడిగా ఇదేది లేదు, పరమాత్మకు భిన్నముగా దీన్ని అనుకోకు. ఇదంతా ఉన్నది పరమాత్మయే, పరమాత్మ చైతన్యమే. చైతన్యం అనేటువంటి వస్తువును దర్శించినప్పుడు అంతా ఏక చైతన్యమే వ్యాపించి ఉన్నది ఉపాధులన్నిటి యందు. నువ్వు ఉపాధులనే దృష్టితోనే చూస్తున్నప్పుడు విడివిడిగా కనిపిస్తుంది. కానీ వ్యవహారంలో ఉపాధుల్నే చూస్తూ ఉంటావు, పరమార్థంలో చైతన్యాన్నే చూస్తావు. పరమార్థంలో చైతన్యాన్ని దర్శించిన వాడికి ఈ వ్యవహారంలో ఉపాధుల్లో కూడా పరమార్థమే కనబడుతోంది. కనుక పరమార్థ దృష్టితో ఇదంతా కూడా వ్యవహారం వరకు సత్యమే అంటాడే తప్ప ఇది లేదు అని గగన కుసుమంలాగా వాటిలాగా అనలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది తెలియాలంటే ఒక ఉదాహరణ, మళ్ళీ మిమ్మల్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్తా. సముద్రం ముందు కెరటాలు, ఎన్నో కెరటాలు ఉన్నాయి. ఇన్ని కెరటాలు, బోల్డ్ బోల్డ్ కెరటాలు అండి, నేను లెక్క పెట్టలేకపోతున్నానండి. అనంతమైన కెరటాలు, అనంతమైన అల్ల, అనంతమైన నురగలు, అనంతమైన బుడగలు, బోల్డ్ మరి ఇన్ని కెరటాలు విడివిడిగా చూస్తుంటే, కానీ వీటన్నిట్లో జలదృష్టితో చూస్తే ఏకత్వం వచ్చినప్పుడు వాడు ఏమంటాడు? మీరు ఎన్ని కెరటాలో అంటారు, వాడు ఎంత సముద్రమో అంటాడు. ఇదే మాట వాడిది, వాడి ఏకత్వాదం ఇది అనేకత్వాదం. ఇప్పుడు దీన్ని మిచ్చి అంటావా? వ్యవహారంలో నీకు ఇవన్నీ కనబడుతున్నా జలదృష్టితో చూస్తే అంతా ఏకమే, నువ్వు ఉపాధి దృష్టితో చూస్తున్నావు అనేకం అంటున్నావు. కనుక అనేకం మిథ్యమునా కాదు, ఏది సత్యం ఇందులో? సత్యమేది? సత్యమేది? జలమేగా, జలం సత్యం. ఇది వికారం. వికారం ఎంతవరకు? తద్దృష్టితో నువ్వు చూస్తున్నంతసేపే. కనుక దీని వ్యవహార సత్యం అన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ అన్వయం కుదరక తెలుసుకోలేకపోతున్నారు. కనుక కాస్త గట్టిగా బుద్ధిని ఉపయోగిస్తే అద్వైతం పరమసత్యం అని అంగీకరించి తీరవలసిందే. అది చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మం సత్యం అనేటువంటి అవగాహన కలగాలి కదా. ఈ విషయం మొత్తానికి స్వామి యొక్క అంటే బ్రహ్మం యొక్క సమానత్వాన్ని ఈ విధంగా చెప్పాడు. ఇది సమాన గతిత్వం చక్షురాధీనామివ రూపాదిషు. పరమాత్మ యొక్క సమానగతి ఎలా ఉంటుంది? ఆయన చైతన్య ధర్మం అండి. పరమాత్మ అనేది చైతన్య ధర్మం, చైతన్య స్వరూపుడైన ఆ చైతన్యం అనే లక్షణం అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది. అది ఎలాగో అంటే కన్ను అనేది ఎక్కడున్నా దాని పని ఒకటే, రూపాలను చూడడం అంతే కదా. కన్ను అనే పని ఎక్కడైనా ఒకటే, ఎక్కడైనా ఒకటే, అమెరికాలోనే ఒకటే, ఇంకెక్కడికి వెళ్ళినా కన్నంటూ ఉంటే దాని పని చూడడం, పరమాత్మ అంటూ ఉన్నది చైతన్యమే ఆయన యొక్క స్వరూపం. ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. కన్ను ఎక్కడైనా చూడడం దాని పని ఎలాగో, చైతన్య స్వరూపుడైన పరమాత్మ పని చేతనత్వం కలిగించడమే. ఇదంత ఎంత అందమైన విషయం చెప్పాడండి. కనుక గతి సామాన్య అయిపోయింది. కనుక గతి సామాన్యం వల్ల ఏం తెలిసింది? ఈ క్షణం అనేది పరమాత్మ యొక్క పని. మొదటిదాన్ని మర్చిపోదు, దాని నుంచి కదా కంటిన్యూ ఇవన్నీ కూడా. ఇక శృతత్వాచ్చ ఈ అధికరణంలో చివరి సూత్రం అండి. శృతత్వాచ్చ, శృతత్వాత్ చ అంటే ఇంతవరకు చెప్పిన కారణాలే కాకుండా ఈ కారణం కూడా చెప్తున్నాము. ఏమిటి? పరమాత్మయే సర్వజ్ఞుడు, జ్ఞానమైన స్వరూపం. శృతత్వాత్, శృతత్వ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రసిద్ధి అని తీసుకోవాలి. ప్రసిద్ధముగా అన్నారు, గట్టిగా నొక్కి చెప్పడం అనేది. ఎవరు చెప్పాలి శృతత్వం? మీరు నేను చెప్తే కదా మళ్ళీ శాస్త్రం. ఇదంతా అక్కడ కదా గొడవ. వేదాంత వాక్యముల ప్రకారంగా పరమాత్మయే అంటాడు ఈయన. ప్రతిపక్షులు కూర్చున్నారే, పూర్వపక్షులు, వాళ్ళు కూర్చొని పరమాత్మయాని గ్యారంటీ ఏమిటి అంటే, మూర్ఖులారా లేదా ఇంకా తెలియని వారులారా, దయచేసి ఎవరంటే అది పరమాత్మయే అని ప్రతిపాదించిన అదనమాట. ఈ సూత్రంలో జరుగుతున్నంత చర్చ వేదాంత వాక్యముల యందు పరమాత్మయే తాత్పర్యం. అది ప్రతిపాదన అండి. తత్వ సమన్వయ తదే చేస్తున్నాడు ఇక్కడికి. మొత్తాన్ని శృతత్వాచ వేదం డౌట్ఫుల్గా ఆయన అయ్యుంటాడని కానీ ఏమో అని కానీ అనలేదు. శృతత్వా చాలా ప్రసిద్ధంగా ఢంక భజాయించి చెప్పిందండి వేదం. ఎలా చెప్పిందో చూడండి. నతశ్చ కశ్చిత్ పతిరస్తి లోకే నచేసి తానైవ చ తస్య లింగం సకారణం కారణాధిపాధిపో సకారణం కరణాధిపాధిపో నచాశ్చ కశ్చిత్ జనిత నచాధిపః. శ్వేతాశ్వత ఉపనిషత్తులనే మంత్రాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు గురుగారు. ఈ ఆ ఈశ్వరునికి ఎవడు ప్రభువు లేడు, అతని మీద అధికారం చేసేవాడెవడు లేడు, అతను ఎలా ఉంటాడని చూపించడానికి అని గుర్తులు లేవు. అంటే గుర్తులుంటే మళ్ళీ ఉపాధి వచ్చేసింది, విశేషమైపోతాడు, అధ్యాస వచ్చేస్తుంది ఇవన్నీ ఇక్కడ. కనుక ఆయనకి గుర్తు లేదు, అతనికి కారణమేదీ లేదు. ఇదే భగవంతుడి గురించి మనం చెప్పుకునేది. అతడు జీవులందరికీ అధిపతి, అతన్ని పుట్టించిన వాడు కానీ అధిపుడు కానీ లేడు. అంత చక్క ఇంత చక్కగా చాటి చెప్పింది. కనుకనే పరమాత్మని వదిలిపెట్టి ఇంక దేనికో కారణం ఉంది, ఇంక దేనికో జ్ఞానం ఉంది అనుకుంటే అది మీ మూర్ఖత్వము. మేము ప్రమాణముగా తీసుకున్న వేదాంత శాస్త్రము ఆ పరమాత్మ గురించి ఇంతగా చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చెప్పుకుంటున్న వాక్యాలన్నీ కూడా మొదటి రోజు నుంచి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని, పరమాత్మ యొక్క అపరిచ్ఛిన్నాన్ని చెప్తూ ఉంటే ఆ పరమాత్మ పట్ల ప్రేమ కలగలేదా, కలిగిందా లేదు చెప్పండి. ఆ ప్రేమనే భక్తి అంటారండి, ఇంకేం లేదు. అది అచ్చమైన భక్తి, అది ఆ ప్రీతిభావం. అది కావాలని ఉంటే అదే తెలుసు. ఆ స్థితిలోకి వెళ్ళాక మురిసిపోయి నాట్యం చేస్తాం. అలాంటి మహాభక్తులే ప్రహ్లాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది వేరు అది వేరు అనే భావం ఎక్కడా రాకుండా ఉండడం కోసం మొదటి నుంచి నేను జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ వెళ్తూ ఉన్నాను అక్కడ. కనుక పరమాత్మ జ్ఞానం ఎంత విశేషంగా చెప్పబడుతున్నది. ఇంతటితో ఈక్షత్యధికరణం సమాప్తం. అసలు ఇక్కడితో ఒక గ్రంథ భాగం పూర్తయిపోయింది అన్నారు శంకర భగవత్పాదుల వారు. సంపూర్ణ భాగం ఒకటి అయిపోయిందిట, క్లోజ్ చేసి వచ్చి మనం ఇంకా కాదు, ఇంకా ఉంది ఒకటి, ఇవాళ రేపు ఉంది, ఒకటిన్నర రోజు ఉంది, చెప్పుకోవడానికి చాలా ఉంది. అసలు ఇంకేం లేదు, అయిపోయింది చతుశ్రుతితోనే. నేనే అనుకోవచ్చండి, ఏం చేస్తాం, సంపూర్ణమైంది ఇప్పుడు అయిపోయింది అంటామా? ఎప్పుడూ ఉండాల్సింది బ్రహ్మ విద్య అభ్యాసం, అంతే కదా, నిరంతరం నిరంతరం. మళ్ళీ చెప్పుకునే వరకు ఇప్పుడు చెప్పిన దాన్ని మీరు మననం చేస్తూనే ఉంటారు, ఆగుతారా? మళ్ళీ మనం ప్రారంభించగానే ఎక్కడ ఆపేమో మీరే నాకు అందిస్తారు. మరి సరే, ఇప్పుడు తర్వాత విషయంలోకి వెళ్తున్నాం. తర్వాత వచ్చే అధికరణము ఆనందమయ అధికరణం. చాలా గొప్ప అధికరణం ఇదండి. ఇది ఏది కాదు, ప్రస్తుతం చెప్పుకోబోతున్నాం కానీ గొప్ప అంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది అది చెప్పడం అంటే. ఆనందమయ అధికరణము, దీనిలో మొత్తంగా 8 సూత్రాలు ఉన్నాయి. 8 సూత్రాలు కలిపి అధికరణం చెప్పాను కదా. కొన్ని అధికరణలు ఒకటే సూత్రం ఉంటుంది. మొదటి ఇందాక చెప్పుకున్న అధికరణంలో మనకు 7 సూత్రాలు వచ్చాయి, ఇక్కడ 8 సూత్రాలు. దీని అంతరికి కలిపి ఆనందమయాధికరణము అనేటువంటి పేరు చెప్పారు. ఎందుకంటే మొట్టమొదటి సూత్రం ఆనందమయోభ్యాసాత్. మొట్టమొదటి సూత్రం అంటే మొత్తం సూత్రంలో 12వదండి, ఈ అధికరణంలో మొదటి సూత్రం ఏమిటి, ఆనందమయోభ్యాసాత్. ఇది ఈ సూత్రాన్ని ఆధారం చేసుకుని అధికరణం మొత్తానికి ఆనందమయాధికరణం అని పేరు పెట్టారు. సరే, దీనికి ఉపోద్ఘాతం ఇస్తున్నారు గురువుగారు ఎంత గొప్పగా. అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఇస్తున్నారంటే ఇక్కడ నుంచి మరొక కొత్త సబ్జెక్ట్ అని ఆయన ఉద్దేశం, దాని గురించి వివరిస్తున్నారు. కొత్త సబ్జెక్ట్ అంటే మళ్ళీ బ్రహ్మం ఉన్నది ఇంకేదేని గురించి చెప్తాడు, సరదా పడద్దు, బ్రహ్మం గురించి చెప్తాడు, సందేహం లేదు. జన్మాద్యస్య యతః ఇతి ఆరభ్య శృతత్వాచ ఇత్యేపమనేహి. జన్మాద్యస్య యతహతో మొదలు పెట్టుకుని అక్కడ నుంచే బ్రహ్మం గురించి, మొదటిది ప్రిపరేషన్, అధాతో బ్రహ్మ జిజ్ఞాస వదిలేండి. జన్మాద్యస్య యతః నుంచి శృతత్వాచ్చాని ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి 11వ సూత్రం వరకు చెప్పబడుతున్నది ఏమిటి అంటే, వేదాంత వాక్యాన్ని తేషాం సర్వజ్ఞ సర్వశక్తి ఈశ్వరో జగతో జన్మస్థితిలయ కారణమిత్యేతస్య అర్థస్య ప్రతిపాదకత్వం న్యాయపూర్వకం ప్రతిపాదితం. ఇప్పటి వరకు చెప్పిన సబ్జెక్ట్ అంతటి అంత అందంగా ఒక్క వాక్యంలో చెప్పారు. ఏమనంటే, వేదాంత వాక్యములన్నీ కూడా సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడే జగత జన్మస్థితిలయ కారణం, ఈ జగత్తు యొక్క జన్మస్థితిలయాల కారణము అని న్యాయపూర్వకముగా ప్రతిపాదన చేయడం జరిగినది అన్నమాట. తెలిసింది కదా ఇప్పటి వరకు అది. ఇప్పుడు గతి సామాన్యోపన్యాసేన సర్వే వేదాంతాశ్చేత కారణవాదిన ఇది వ్యాఖ్యాతం. అలాగే గతి సామాన్య శృతత్వాత్ అని ఇందాక చెప్పుకున్నటువంటి ఈ సూత్రముల ద్వారా ఏం చెప్పారంటే, వేదాంతాలన్నీ చేతనమే కారణమని చెప్పినది. ఇప్పటి వరకు అది ప్రతిపాదించబడింది. ఇప్పుడు రాబోయే అతపర గ్రంథ శాఖిముత్థానమితి, ఇప్పుడు చెప్పబోయే తర్వాతి గ్రంథానికి ఏమని ఎత్తుకుంటారు, ఉత్థానం ఎత్తుకోవడం అంటే ఇదండి, ఏమని ఎత్తుకుంటారు, ఎత్తుకోవడం ఉంటుంది కదా ప్రారంభించడం. ఏమిటి అవకాశం, ఏమిటి చెప్పబోతున్నారు ఇప్పుడు చెప్తున్నారు చూడండి. ఎందుకంటే ఉపనిషత్తులు చదువుతూ ఉంటే బ్రహ్మము గురించి మీరంతా ఏకమేకమని చెప్పారు, కానీ మాకు ఉపనిషత్తులు చదువుతూ ఉంటే బ్రహ్మము రెండుగా కనబడుతుంది. బ్రహ్మము రెండుగా కనబడినప్పుడు ఆ మాట మేము కనబడడం కాదు, మీ ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యముల్లో కనబడుతుంది. రెండుగా రెండుగా కనబడుతున్నప్పుడు ఏకమని ఎలా చెప్తారు మీరు? ఎక్కడ కనబడుతుందండి మా ఉపనిషత్తుల్లో రెండుగా? చూపిస్తాను చూడండి అంటున్నారు చూడండి, ఇక్కడ రెండుగా కనబడుతుంది. ద్విరూపం హి బ్రహ్మ అవగమ్యతే, బ్రహ్మమునకు రెండు రూపములుగా చెప్పబడుతున్నది. ఎలాగో అంటే, నామరూప వికార భేదోపాధి విశిష్టం తద్విపరీతంచ సర్వోపాధి వివర్జితం. రెండు జాగ్రత్తగా చూడండి, బ్రహ్మమునకు రెండు నామరూప వికారములతో కూడిన, నామరూప వికారములతో కూడిన ఉపాధి కలది ఒకటి, అది లేనిది ఒకటి. తెలిసిపోయింది కదా, ఇప్పుడు మనకి నామము రూపము ఈ వికారములతో కూడా నువ్వు ఉపాధి అని ఉన్నది. ఇది మనది వదిలేద్దాం. బ్రహ్మమునకు కూడా నామరూప వికారములుగా ఉపాధులు మీరు చెప్తూ ఉన్నారు మీ ఉపనిషత్తులని ఎక్కడ అనేక చోట్ల ఉన్నాయండి. భగవంతుడికి కూడా అందమైన నామం అందమైన రూపం ఇవన్నీ వర్ణించింది ఉపనిషత్తుల్లో. అది లేనివాడు అని మళ్ళీ చెప్తున్నారు. రెండు వచ్చేసే రెండు వచ్చితే చిక్కని మళ్ళీ మీరే చెప్పారు. రెండు వస్తే చిక్కు, ఒకటి అయ్యే వరకు అవస్థపడాల్సిందే. ఎంతవరకు రెండు రెండు ఉంటుందో అంతవరకు మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. ఒకటి అయ్యే వరకు అంతే అవస్థ. రెండుగా చూస్తున్నంతసేపు సుఖము దుఃఖములు తారతమ్యాలు ఉంటాయే తప్ప ఏకత్వం అనేది లేదు. అందుకు ఎక్కడయ్యా ఈ మాట అన్నది రెండుగా చూస్తున్నంతసేపు చిక్కే అనే మాట, అంటే ద్వైత భావన చిక్కు అనే మాట ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది. ఆ ఉపనిషత్తు పట్టుకునే ద్వైతవాదని చెప్పాడు అంటే వాణ్ణి అంధగోళాంగోళ న్యాయం అని ఒక మాట అన్నాడండి. ఇక్కడ అదే పట్టుకుని ఇంకో మాట్లాడుతున్నాడంటే ఒక గుడ్డివాడు ఎలా వెళ్ళాలంటే ఎద్దుతో ఒక పట్టుకో అన్నాడంటే అక్కడ వాడు గుడ్డివాడు ఎద్దుతో ఒక పెట్టుకుంటే ఏం తరిస్తాడండి, అది ఎట్లాకపోతే అట్లా పోవడమే. కనుక అంధగోళాంగోళ న్యాయంలా దీన్ని పట్టుకోవద్దు. కళ్ళు తెరుచుకుని చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఉన్నది. ఇక్కడ మనం దీన్ని కుక్కతోక పట్టుకుని గోదావరి లాంటి మాటలు, నీ దగ్గర ఉన్నది కుక్కతోకలంటే అజ్ఞానం, అది పట్టుకుని గోదావరి లాంటి బ్రహ్మ విద్యలో పడి ఈదుకుంటూ పోతే మునిగిపోతావు. జాగ్రత్త జాగ్రత్త, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఏమని ఉపనిషద్ వచ్చిన బృహదారణ్యకంలో మాట, ఎత్రహి ద్వైతమివ భవతి తదితరం తదితర ఇతరం పశ్యతి యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్. ఎంత అందమైన మాట అండి. ఏమన్నట్టునంటే ఎక్కడ ద్వైతం ఉన్నట్లు కనబడుతుందో, అంటే రెండున్నట్లు కనబడుతుందా అనలేదు, కనబడుతుందా అన్నాడు. ఎక్కడ రెండు ఉంటాయో అనలేదు. మరి ఎంత జాగ్రత్తగా వాడతాడు ఉపనిషత్కారుడు, ప్రతి మాటని అంత చక్కగా చూపిస్తాడు. ద్వైతమివా భవతి, ద్వైతమివ అనడంలోనే అందం ఉందండి. ఎక్కడ ద్వైతం ఉన్నట్లు కనబడుతుందో అక్కడ ఒకడు మరొకడిని చూస్తాడు. కానీ ఎక్కడ వీనికి సర్వము ఆత్మగా అయిపోతుందో, సర్వము ఆత్మగా అయిపోతే తత్ కేనకం పశ్యేత్, అక్కడ దేని చేత దేన్ని చూస్తాడు అన్నాడు. ఇక్కడ అంతా ఒక ఆత్మ అయినప్పుడు ఎవడు ఎవడిని చూస్తాడయ్యా, దేని చేత దేన్ని చూస్తాడయ్యా అన్నాడు. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు, ద్వైతం ఉన్నంత వరకు ఏకత్వం అనేది లేదని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మీరు బ్రహ్మం అనేది ఏమని చెప్తాం, నామరూప వివర్జితమా సోపాధికం? సోపాధికం అయితే ద్వైతం వస్తుందండి, నిరుపాధికం అయితే అద్వైతం వస్తుంది. ఏదో ఒక మాట చెప్పండి మీరు, రెండు ఎందుకు చెప్పారు ఉపనిషత్తుల్లో? పైగా లేదు మేము అలా చెప్పలేదు ఒకటే చెప్పాము అంటే మళ్ళీ పట్టుకుంటున్నాడు. ఏమని, సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాన్ని కృత్వాభివదన్యదాస్తే. ఇది వేదములో కొన్ని మంత్రభాగాల్లో ఉంటాయి, తైత్రీయంలో మనకు కనబడుతూ ఉన్నది తైత్రీయ ఆరణ్యకంలో ఇదే మంత్రం. ఏమని, సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాను కృత్వా అభివదన్ యదాస్తే. ఇది వివరిస్తున్నారు అంటే ధీరుడైన పరమాత్మ అనేక రూపాలని కల్పించి పేర్లు పెట్టి బుద్ధ్యాదుల్లో ప్రవేశించి వ్యవహరిస్తుంటాడు. ఇది దీని అర్థం. మరి మీరే అంటున్నారు కదా నామరూపాల వ్యవహారం అంతా చేస్తున్నాడని. ఇప్పుడు ఇలా చూడటం అలా చూడటం ఆయన్ని. మళ్ళీ ఏమంటున్నారు, నిష్కళం నిష్క్రియం శాంతం నిరవజ్జన్ నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధేందనమివానలం. ఆయన అంశ నిష్కళం అంటే భాగములు లేనిది. మరి నామరూపాలు ఉన్నాయంటే భాగాలు ఉన్నాయండి, చెయ్యి కన్ను ముక్కు భాగములు ఉన్నాయి, అది నిష్కళం భాగములు లేనటువంటిది. ప్రక్రియలు లేనిది, శాంతము దోషాలు లేనిది, ధర్మాదులతో సంబంధం లేనిది, మోక్షానికి తీసుకువెళ్ళే ఉత్తమమైన సేతువు. దాని గురించి ఎవరు తెలుసుకుంటాడో వాడు అన్నీ శమించిపోతున్నాయి. ఎలాగంటే కట్టెలను కాల్చి శాంతించిన అగ్ని లాంటిది అది. ఎంత చక్కటి మాట చెప్పాడు చూడండి. ఆ విషయాన్ని అలా చెప్పారు. పైగా నా ఇతి నా ఇతి నేతి నేతి అని చెప్పారు. అస్థూలం అణునుహు అని చెప్పారు. అది స్థూలము కాదు సూక్ష్మము కాదు అన్నారు. పైగా మరొక చోట అంటారు, న్యూనమన్యస్థానం సంపూర్ణమన్యత్. సగుణమైనటువంటిది ఏదుందో సాకారంగా అది న్యూనం కించిత్ తక్కువది, అన్యత్ అది నిర్గుణము కంటే వేరేనది, పైగా సంపూర్ణం దీనికంటే వేరేనది అని మళ్ళీ అంటున్నారే సగుణం సంపూర్ణం అని. ఇలాంటి వివిధ విధములుగా కనబడుతున్నాయి కదా. ఏమంటారు దీని గురించి అంటే దాని గురించి చక్కని మాట చెప్తున్నారు. అయ్యా ఉపనిషత్తు చెప్పిన ఈ మాటలు చాలా చక్కనివే. ఈ రెండింటి విధములుగాను మనం బ్రహ్మం గురించి విచారణ చేద్దాం. ఇప్పుడు ఎన్ని విధములుగా, సోపాధిక నిరుపాధిక ఈ రెండు తెలుసుకోండి. సా ఉపాధిక నామరూప విశిష్టమైన ఉపాధి కలిగిన బ్రహ్మమును సోపాధిక బ్రహ్మం అంటారు, నామరూప విశిష్టము కాని బ్రహ్మమును నిరుపాధిక బ్రహ్మం అంటారు. ఇక్కడ మనకు అసలు పట్టైనటువంటి పట్టు దొరుకుతుందండి. జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎక్కడ వెసక్కూడదు. ఇందులో ఉండి దాన్ని చూసి భయపడ్డమైనా, అందులోకి వెళ్ళిపోయామనుకుని దీన్ని నిరసించిన, నేను జాగ్రత్తగా అన్నాను, అందులోకి వెళ్ళిపోయామని దీన్ని నిరసించినాన్ని వెళ్ళిపోయాం అనుకుని నిజంగా అందులోకి వెళ్ళిపోయిన వాడు దీన్ని నిరసించడు. ఎందుకంటే వేరుగా మరొకరు చూస్తేనే కదా నిరసించడం అనేది కనబడుతుంది. ఆ స్థితి వేరు. కనుక పరోక్ష జ్ఞానంతో చెప్పే మాటలు వేరు, అపరోక్ష జ్ఞానంతో చెప్పే మాటలు వేరు. అంతటా బ్రహ్మమేట టా అని మనం అంటాం, అంతటా బ్రహ్మమే అని పరోక్ష జ్ఞానం అంటాడు. ఎందుకంటే వాడు ఉపనిషత్తులు బాగా చదివాడు, బ్రహ్మసూత్రాలు అవలోడనం చేశాడు, భగవద్గీత 100,000 చదివాడు, వీటన్నిటితో ఆలోచించాడు. భగవంతుడానికి అద్భుతమైన మేధాశక్తి ఇచ్చాడు, సాత్విక గుణ సంపత్తి గత జన్మ సంస్కారం చేత వచ్చింది కనుక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ఆయనకి. దీనితో బ్రహ్మము ఒక్కటే అని అద్వైత సిద్ధాంతం రుజువు చేయగలిగేటువంటి జ్ఞానం ఉంది, దానిని పరోక్ష జ్ఞానం అని అంటారు. శాస్త్రజన్యమైన స్పష్టమైన జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి చదువుతుంటే అర్థమవుతోంది కదా, అర్థమవుతున్నట్టున్నది. ఏదో నా బోర్డు సామాన్యుల గురించి చెప్తున్నానండి, బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉంటారు, ఇక్కడ చెప్తున్నది వాళ్ళ గురించి. కానీ అర్థమైనట్టు అనిపిస్తున్నది కదా, వీళ్ళకి ఇంకా పరోక్షమని గట్టిగా అనలేం, అసలు లేదు అనలేం, ఏదో ప్రయత్నిస్తున్నాడు అందాం సంతోషం. కనుక పరోక్ష జ్ఞానిని జీవన్ముక్తుడని పొరపాటు పడద్దు, ఇది గుర్తుపెట్టుకోండి. పరోక్ష జ్ఞానం ఉన్నంత వరకు కూడా అతడు జాగ్రత్తగా ఉండవలసినదే. ఇంకా అధ్యాస పోలేదుగా, అధ్యాస పూర్తిగా పోయి బ్రహ్మం అనేటువంటి సిద్ధావస్థ వాడు జీవన్ముక్తుడు, వాడు వాడు అపరోక్ష జ్ఞాని అది కావాలి. అపరోక్ష జ్ఞాని నింద ఇచ్చాదులు చేయడు, ఒకదాన్ని నిరసించడం ఇచ్చాదులు చేయడు, సర్వము బ్రహ్మయంగానే చూస్తాడు. అటువంటి వాడిని పట్టుకోవడం మహాకష్టం. కోటి మందిలో ఒకడున్నా వా అది గొప్ప విషయమేనండి. మనం అనుకునే సర్వము బ్రహ్మమయమని చూడగలిగిన జ్ఞాని, పాటలు రాసేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మనకేదో తరింపజేయడానికి అలాంటి చెప్పేవాళ్ళు కావాలి. ఆ రూపంలో వాళ్ళకో నమస్కారం. కానీ వాళ్ళనే మీరు అపరోక్ష జ్ఞానం అనడానికి లేదు. అలాంటి వాడు కోటుకోడు, దొరకడం కష్టం. లేడని నేను అనం కానీ దొరకడం కష్టం. ఉంటారు కోటుకోడు, ఆ కోటుకోడు దొరకడం మహాకష్టం. ఎప్పుడో పూర్తిగా బాగా నాస్తికత్వం రగులుకుపోతున్నప్పుడు అటువంటి అపరోక్ష జ్ఞానం అనేది సత్యమైన చెప్పడానికి ఒక్కడు మన ముందుకు వచ్చి కనిపించవచ్చు చరిత్రలో. మళ్ళీ చెప్పుకోవాలంటే ఒక రమణ మహర్షి వంటి వారు ఎక్కడో కనబడతారు. అటువంటి వారు అరుదు అరుదు, వీళ్ళందరూ కూడా సందేహం లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చరిత్ర తీస్తే చాలా ఉంటాయి. ఒకటి ఉదాహరణ చాలు, ఎందుకు తెలిసింది కదా. ఉంటారు అటువంటి వారు, వారు మహా అరుదు. అటువంటి వాడు మహా అరుదయ్యా అన్నాడు ఎవరు, వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. దుర్లభ అంటేనే మహా కష్టం, సుదుర్లభ మళ్ళీ సు ఒకటి దానికి, చాలా చాలా దుర్లభ అంట వాసుదేవ. అయితే మరి ప్రయత్నం చేసేవాళ్ళు మంచివాళ్ళు అన్నాడు. మంచివాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా, ప్రయత్నం లేని వాడికంటే వీడు బెటరు, ఎప్పటికైనా చేరతాడు. ఈ మాటలన్నీ స్వామివారు అండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతత్ సిద్ధయే, వేల కొలదో ఒకడు ప్రయత్నిస్తాడు. వేల కొలదలు 1,000 ఒకడు అనలేదండి ఆయన, వేల కొలదలు ఒకడు ప్రయత్నిస్తాడట. వాడు కష్టపడతాడు, వెళ్తాడు, వింటాడు, ఇలా కూర్చుంటాడు, ఆలోచిస్తాడు, మతనం చేస్తాడు, చింతన చేస్తాడు. ఇది చాలా గొప్పవాడు వీడు. యతతామపి సిద్ధానం, అలా ప్రయత్నించిన వాళ్ళల్లో ఒక్కడు కశ్చిన్ మా వ్యక్తి తత్వత నన్ను యథార్థముగా ఎలా ఉన్నాను అలాగా, ఎలా ఉన్నానంటే అలాగా అలాగా నేను నేనుగా తెలుసుకోవడమే యథార్థం. నేను వీడితో కలిపేసి చూడడం కాకుండా నేను నేనుగా విడదీసి చూడగలగడం. విడదీసి అంటే దీని నుంచి బయటకు లాగి కాదు, వీడితో ఉన్నా దాన్ని దానిగా దీన్ని దీనిగా చూడగలగాలి. అది కావాల్సిందండి ఇక్కడ. అలా చూడగలిగితే ఆడు ఒక్కడు దొరికినా అదృష్టమే. అలాంటి వాడు దొరికితే వాడొక తీర్థం, వాడొక క్షేత్రం, వాడిని చూస్తే మన ధన్యులు, ఇంకోటి ఏమీ లేదు. అలాంటి వాడు అరుదు మొత్తానికి. కనుకని మనం చెప్పుకుంటున్న అందమైన జ్ఞానము అనేది సిద్ధముగా కలిగినటువంటి మహాత్ములు కనిపించడం కూడా కష్టమే అని ఒక నమస్కారం చేసుకుందాం. అంటే ప్రయత్నం మాత్రం మానరాదు. ప్రయత్నం ఇప్పటికి కాబట్టి ఎప్పటికైనా మనల్ని అక్కడికి తీసుకువెడుతుంది. వాడు జీవన్ముక్తులైతే ఒక్కొక్కప్పుడు విదేహానికైనా మనం వెళ్ళే అవకాశం ఉంది కదా. జాగ్రత్తగా చూద్దాం. మొత్తానికి ఇక్కడ ఈ విధంగా రెండు విధములుగా చెప్పబడుతున్నది అంటే దీని గురించి చక్కటి మాట చెప్పారు అయ్యా. వేదాంతమునందు ఈ విషయము చాలా అద్భుతమైనది. ఎలాగూ అంటే అవిద్య అవస్థయందు బ్రహ్మమును సోపాధికముగానే చూడాలి, చూస్తాము. అవిద్యావస్థయందు ఎవరికి అవిద్యావస్థ? భగవంతుడిగా మనకు అవిద్యావస్థ. అవిద్య అనగానే దయచేసి అర్థం చేసుకోండి మూర్ఖత్వం కాదు. కొందరికి నీకు అవిద్యరా అనగానే మూర్ఖుడని తిట్టాడనుకుని కాదని రుజువు చేసుకోవడానికి అయితే మేము అవిద్యలో ఉన్నామా అని బాధపడిపోతాం. అవిద్యలో మీరు నేనే కాదు, అణువు మొదలు బ్రహ్మదేవుడి వరకు అందరూ ఉన్నారు అవిద్యలోనే. గుర్తుపెట్టుకోండి, అవిద్య అనేది ఏమీ బాధపడక్కర్లేదు, సృష్టి యొక్క క్వాలిఫికేషన్. అది సృష్టిలో జీవుల క్వాలిఫికేషన్. కనుక అవిద్య అనే వైదాంతిక వేదాంతపరమైనటువంటి శబ్దాన్ని దయచేసి మూర్ఖత్వం అన్నారనుకుని, మన అవిద్యావస్థ ఉన్నంతకాలం భగవంతుణ్ణి సోపాధికంగా చూస్తా ఉన్నా కానీ మూర్ఖుడుమా అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట కృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడండి. నిరుపాధికమైనటువంటి అవ్యక్తాన్ని పట్టుకోవడం మహాకష్టం అవిద్యావంతుడికి అన్నాడు ఇక్కడ. ఆ మాట ఎక్కడ చెప్పాడు? క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహ విద్భిరవాప్యతే. స్పష్టంగా చెప్పాడా? క్లేశ అధిక తరహ తేషం కష్టమయ్యే వాళ్ళకి మరి ఏం చేస్తావు, ఎందుకు బాధ? వ్యక్తమైన నన్ను చేసుకోండి, నీకు ధరించుతావు, ఏం బాధ లేదు. ఆయన అభిమిస్తుండే మనకెందుకు గోళ, ఇది కరెక్టా అది కరెక్టా, నీకెందుకు గోళ అని చెప్తున్నాడు కదా. నేను వ్యక్తముగా నన్ను చేసుకోండి. దేహం ఉన్నటువంటి వాళ్ళు అవ్యక్తాన్ని పట్టుకోవడం కష్టం. దేహవద్భిహి అంటే అర్థమేంటి? దేహం ఉన్నవారంటే దేహమే నేననుకునే అధ్యాస ఉన్నవారు, అది అవిద్య అంటే. ఉందా లేదా మనకి? ఫలానా వరుస నమస్కారం అండి, ఫలానా వస్తే వాళ్ళని నేను వెల్కమ్ చెప్పనండి అనుకున్నావా లేదా? ఇంత ఉపన్యాసమైనా 8 అవగానే మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ బోల్డ్ పనులు ఉన్నాయి ఇంటి దగ్గర, నేను ఇలాగే కొనసాగితే తర్వాత పనులు. ఇది తప్పని కాదు, మనం ఉన్న స్థితి ఏమిటి దీన్ని తప్పనుకోవద్దు. మనం ఉన్న దాంట్లోంచి ఎలా వెళ్ళగలమనేది ఆలోచించాలి, అది ఇక్కడ అర్థం. అవునా లేదా? మీకు అమెరికాకు వెళ్ళాలంటే ఫ్లైటు హైదరాబాద్లో ఉంది, అవునా లేదా? విజయవాడ వాళ్ళు అమెరికాకు వెళ్ళాలి, హైదరాబాద్లో శంషాబాద్ పక్కన ఇల్లు పెట్టుకున్నవాడు అమెరికాకి వెళ్ళాలి, ఇద్దరు లక్ష్యం ఒకటే, అవునా లేదా? శంషాబాద్లో ఉన్నవాడు 10 నిమిషాలు ముందు బయలుదేరితే చాలు, కానీ విజయవాడలో ఉన్నటువంటి వాడు పొద్దున్నే బయలుదేరి అక్కడికక్కడ ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి. అంతేగాని అక్కడ పట్టుకుని మనం కూర్చుని శంషాబాద్ వాడు ఎక్కువ నేను చాలా తక్కువ అని కాదు, నువ్వు అక్కడ ఉన్నావు కనుక ఇక్కడ రావడానికి అంత టైం పట్టింది అంతే తప్ప ఏం బాధపడద్దండి. వాడు అక్కడ దాన్ని ఆధారం తీసుకుని ఇక్కడికి వస్తాడు, ఇద్దరు చేరేది అక్కడికి. అది తెలుసుకోండి, అందుకే ముఖ్యం ఇది తెలుసుకోవాలి. అందుకే మేమేదో ఇంకా నిర్గుణంలో వెళ్ళిపోయామండి అని చెప్పి సగుణాలు నిరసిస్తూ కూర్చోవద్దు అని అంటున్నారు ఉపనిషత్తుల్లో మంత్రములు. ఇది జాగ్రత్తగా వినండి. దేనిని వాళ్ళు నిర్గుణము ఏకమని అంటున్నారో దాన్నే మన అవిద్యావస్థ యందు ఉపాస్యమని అంటున్నాం. కనుకనే అవిద్యావస్థ యందు ఉపాస్యము, జ్ఞానస్థితులు అది జ్ఞేయము, రెండు పేర్లు అన్నారు. అది జ్ఞేయ బ్రహ్మము, ఇది ఉపాస్య బ్రహ్మము. బ్రహ్మము సామాన్యమే కదా, ఇది ఉపాస్య బ్రహ్మము, అది జ్ఞేయ బ్రహ్మము. దీన్నే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ, ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. శృతిలోనే మరొక చోట మనకు కనబడుతున్న మంత్రం అది. కనుకనే ఇక్కడ ఇది మనం కల్పించుకున్నదా, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. కొంతమంది ఏమిటంటారంటే మనకు శాస్త్రం ప్రకారంగా చేస్తున్న ఉపాసనలన్నీ మనకు మనం ఏదో నమ్మకాలు పెట్టుకున్నామండి అని అంటూ ఉంటారు. కానీ నమ్మకం పెట్టుకుంటే కానీ బాగుపడం, అది వేరే విషయం. కానీ నమ్మకం అనేటువంటిది మియర్ ఫేత్ కాదు, అది ఇట్స్ బేస్డ్ ఆన్ ది సైన్స్, బేస్డ్ ఆన్ ఎ ఫ్యాక్ట్, అవునా లేదా? ఏంటో ఫ్యాక్ట్ శాస్త్రమే, ఆ శాస్త్రం ఏంది? ఇదిగో వేద వేదాంతాలే, దాన్ని బేస్ చేసుకునే కదా మన రాముడు కృష్ణుడు శివుడు తెచ్చుకున్నది. అసమన్వయం జాగ్రత్తగా. అంతేగాని శంకర భగవత్పాల వారు వీటిని అన్నిటి తీసిపారేశారు అనుకోవద్దు. అలా అనుకుంటే తర్వాత అవి నయ్యం అపనయ్య విష్ణోదమయ శమయ అని కీర్తిస్తారా మహానుభావుడు? ఇది తెలియక చాలామంది ఏంటంటారంటే శంకరులు అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఉపాసనది రాస్తారండి, కనుక తర్వాత జరిగినవి శంకరులు చేశారని చెప్పడానికి ఆధారాలు లేవని తీసిపారేస్తూ ఉంటారు. అన్నీ శంకరులు రాశారు అని చెప్పలేం, శంకరుల పేరుతో వ్యవహారంలో ఉన్నవన్నీ రాశారని చెప్పలేం, కానీ మనకు నచ్చనవన్నీ ఆయన రాయలేదు అనకూడదు, మనం అన్వయించలేను. అలాంటివి చాలా జరిగాయి. ఉదాహరణ సౌందర్యలహరి శంకరులు రాయలేదు, ఆయన ఉపాసన మళ్ళీ వెళ్తాడా అనేవాళ్ళు ఉన్నారు. కానీ సౌందర్యలహరి జాగ్రత్తగా చదివితే సర్వము బ్రహ్మమయంగా చూపించినప్పుడు ఉపాసన యొక్క ప్రాధాన్యం అవిద్యావస్థలో ఉంటుంది, అక్కడ ఆ బ్రహ్మమే సగుణముగా ఆరాధింపబడుతుంది అంటే తప్పేం లేదు కదండి. అంతటా నీరే అని చెప్పిన వాడు కెరటంలో కూడా నీరే అంటాడు, దాని దోషమేం లేదు. చేత చూడండి, అతను సోపాధికంగా అన్నంత మాత్రం నష్టమేం లేదు. ఎందుకంటే ఆ మాటకు వస్తే శంకరుడు సౌందర్యలహరి రాయలేదు అని మీరు విమర్శించవచ్చేమో, కానీ విద్యారణ్యులు కనుకంటే గొప్పగా అద్వైతం చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? వేదాంత పంచదశ చదవండి, శంకరులతోనే ఆగిపోలేదు ఆ మహానుభావుడు ఇచ్చిన జ్యోతి. అది మరీ మరీ మహామహాజ్యోతులై నిన్న మొన్నటి కంచి మహాస్వామి వరకు, నేటి శ్రీ భారతీ తీర్థస్వామి వరకు ప్రకాశిస్తూనే ఉంది ఆ జ్యోతి, అవునా లేదా? ఉన్నారు సంప్రదాయం ఉంటుంది. అలాగే 12వ పీఠాధిపతిగా ఉన్న విద్యారణ్యస్వామి వారు వేదాంత పంచదశ రచించారు. ఆ మహానుభావులు శంకర విజయం రాశారు, అందులో స్పష్టంగా చెప్పారు సౌందర్యలహరి రచించారు అని. మన మనం ఎవరం మనం చెప్పడానికి, పోను ఆయనంటే కాదంటాం. ఆయన పరమగురు ఒక ఆయన ఉన్నారు. శంకరుల పరమగురువు ఎవరండి? గౌడ భగవత్పాదులు వారు. ఆయన శుభగోదయస్తవము అని ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథం రచించారు అమ్మవారి. అందులో శిఖరిణి వృత్తం రచించారు. అది ఏ స్థాయిలో ఉంటుందో, ఏ శిఖరిణి వృత్తంలో రచింపబడిందో సౌందర్యలహరి అదే శిఖరిణి వృత్తంలో రచించారు. వాళ్ళు పరమగురువు రచించింది ఆయన రచించారు. నీకు ఇది పడనప్పుడు పరమగురువే పడకూడదు. మరొకటి మొన్న మా మధ్య చెప్పుకుంటూ మనం బెల్లంకొండ రామరాయి కవి గురించి చెప్పాం. అద్వైతంలో ఆయన రచించిన గ్రంథాలు అద్వైత పండితులు కూడా నెత్తిని పెట్టుకుని చెప్తున్నారు, అవునా లేదా అండి చెప్పండి? అద్భుతంగా రచించారులేండి ఆయన. ఉపనిషత్తులు అన్నిటికీ మళ్ళీ వార్తికములు లాంటివి రచించారు, చిన్న చిన్న శ్లోకాల రూపాలు. మహానుభావుడు ఆయన 40 ఏళ్లే జీవించారు. ఇంచుమించు శంకరుల వలె సిద్ధి పొందిపోయాడు ఆయన, మహాత్ముడైన జీవన్ముక్తుడు. ఆయనకు అంత సిద్ధి ఎందువల్ల వచ్చిందో తెలుసా? హయగ్రీవ ఉపాసన వల్ల. గుర్తుపెట్టుకోండి ఇక్కడ, హయగ్రీవ ఉపాసన చేయడమే కాదు, హయగ్రీవుడిపై హకార సహస్రనామావళి అని 1000 నామాలు హకారంతో రాశాడంట మహానుభావుడు. మరి అలా చేసిన మహానుభావుడికి ఉపాసన అనేది ఏదో మదర్ స్టేజు అని తీసి పారేస్తే చాలా దోషం అవునా కాదా చెప్పండి. మరి మహాత్ముని మనం ప్రమాణంగా చెప్పినప్పుడు ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ప్రమాదం ఏమిటి అంటే, సాధన దశలో శాంతిగా చక్కగా చేసుకుంటున్నటువంటి వాడికి మనస్సు చలించి వాడి ఇంక తరించడానికి మనం ఆధారాలు తెంచి పారేస్తున్నామని తెలుసుకోండి. ఇక్కడ చాలా ముఖ్యం. తరించడానికి వచ్చిన పడవలన్నీ కూడా తగలబెట్టుతాట ఒడ్డుని చేరిన వాడు, వాడు పాపాత్మని అంటారు. ఏరుదాటి తప్పదగలేయడం దోషం అది. కనుక ఆయా మార్గముల్లో ఉన్నవారికి నేను అవన్నీ చేయకుండానే నాకు వచ్చిందండి అన్నాడంటే వాడు మూర్ఖుడే. ఒకప్పుడు అవన్నీ చేస్తేనే ఇక్కడ దాకా వచ్చింది. ఒకప్పుడు అంటే ఇప్పుడే కాకపోవచ్చు, గత జన్మల నుంచి చేయడం వల్లైనా రావచ్చు. అందుకే సిద్ధి పొంది అరుణాచలం చేరుకుని గుహలో కూర్చుని 13 ఏళ్ళు తపస్సు చేసినటువంటి మహానుభావుడు ఒక్కసారి బయటకు తెచ్చి పలకవయ్యా అంటే పలికాడు, కానీ నేను వచ్చి మీకు చెప్తున్నాను అనలేదే, ఉపన్యాసాలు పెట్టలేదే, ఆయన దగ్గరికి ప్రపంచం వెళ్ళింది కానీ ప్రపంచ దగ్గరికి వెళ్ళలేదే. అప్పుడు ఆ మహానుభావుడు ఏం చేశాడు? అరుణాచలం చుట్టూ తిరిగాడు కాళ్ళు తిరుగుతున్నంత కాలం. ఎందుకు తిరగడం? అంతా బ్రహ్మం ఊరుకోవచ్చు కదా, శరీరం ఉంది కదా, దీనికి నడిచే శక్తి ఉంది కదా, కనుక తిరిగాడు ఆయన. ఏమీ తప్పలేదు ఇలాంటివన్నీ, కనుక దీనికి ఏమి బాధపడిపోనక్కర్లేదు. జాగ్రత్త చూడండి, ఇది ఎందుకంటే ఉపాసన అనేదాన్ని తక్కువ దృష్టితో చూడవద్దని చెప్పడం కోసమే ఇదంతా కూడా. ఎందుకంటే నువ్వు చేస్తున్న సాధన మీద నీకు శ్రద్ధ అనేది పోయిందా తరించలేవు, శ్రద్ధని దెబ్బతీయకూడదు, చాలా ముఖ్యం. అందుకే ఈ కర్మ చేసుకుంటూ దీనివల్ల నేను బాగుపడతాను అనుకుని వెళ్ళిపోయేవాడికి నా బుద్ధి భేదం జనయేత్తని హెచ్చరించాడు స్వామి. వాడు బుద్ధిని కన్సిడ్ చేయి కర్మసరంగా. మరి ఏం చేయనండి, ఒకవేళ నీకు చేతనైతే వాడికి దాని మీద మరింత శ్రద్ధ పెంచుకున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప విషయం. అయ్యా నేను ఎప్పుడు రామనామం జపం చేసుకుంటూ ఉంటాను, తరించిపోతానా? హాయిగా తరిస్తాం, ఆ రామనామమే చాలయ్యా నేను తరింపజేయగలిగేది అంటాడు జ్ఞాని. అదే రామలేదు కృష్ణ లేదు పగరబడేయి, మనదంతా ఆత్మే, ఇవన్నీ జపాలండి తపాలండి తి అన్నాడు అనుకోండి, వాడు చాలా ప్రమాదకారి అని గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అనే ముసుగు వేసుకుని మరో నాస్తికత్వం బయలుదేరింది అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి, బి అలర్టెడ్ బి అవేర్ దాని విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పడం సమన్వయ సూత్రాన్ని మర్చిపోకూడదు. ఇంత గట్టి మాట నాది కాదు, శంకర భగవత్పాదులు వారు దయచేసింది, ఏది నాది కాదు. కనుకనే మనం శాస్త్రం చెప్పిన సాధన నుంచి చెక్కు చెదరకూడదు, శ్రద్ధని నశింపజేసుకోకూడదు, ఆ బాధతో చెప్తున్నాం. అయితే అలా మనం ఉపాసించడానికి అనువుగా బ్రహ్మం ఉంటాడా అంటే దానికి చెప్తున్నారు ఇక్కడ చాలా. గుణ తేషాం గుణ విశేషోపాధి భేదేన భేద ఏక ఏవతు పరమాత్మ ఈశ్వర తైహి తైహి గుణ విశేషై విశిష్ట ఉపాస్యో యజ్ఞపి భవతి. పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ కూడా ఇది చెప్తున్నారు. పరమాత్మ నిజానికి ఒక్కడే అయినప్పటికీ కూడా ఆయన వివిధ విధములుగా ఉపాసింపబడుతూ ఉంటాడు. దేని బట్టి అంటే వారు ఏ ఏ గుణములతో గుణ విశేషాలు ఉన్నట్లుగా పరమాత్మను ఆరాధిస్తారో వారికి ఆయా గుణ విశేషములతో పరమాత్మ అనుగ్రహిస్తూ ఉంటాడు. అక్కడి మాట చెప్పారు అంత చక్కగా. ఎలా చెప్పగలరు దీనికి అంటే ఉపాసన, తం యథా యథోపాసతే తదేవ భవం తదేవ భవతి. ఇది వేదవాక్యం. తం యథా యథా ఉపాసతే తదేవ భవతి. ఎవరెవరు ఏ ఏ విధంగా ఉపాసిస్తున్నారో వారికి ఆయా విధంగా ఆయన అవుతున్నాడు. ఇదే మాట ఛాందోగ్యం చెప్తున్నది, యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత ప్రేత్య భవతి. క్రతు అంటే శాస్త్రములు చెప్పినటువంటి మంచి పనులు, ఇవి ఎలా ఎలా చేస్తున్నారో దానికి తగ్గట్టుగా వారు తర్వాత ఫలితములు పొందుతూ ఉంటారు. ఈ మాటే గురువుగారు చెప్పారండి భగవద్గీతలో ఏమని, యం యం వాపి స్మరణ్ భావం చజంచంతే కళేవరం తం తమైవేతి కౌంతేయ సదా తద్భావ భావిత, ఇది వివరించారు. ఈ విధంగా యజ్ఞప్యేక ఆత్మ సర్వభూతేషు స్థావర జంగమేషు గూఢ, కనుకనే ఒకే ఆత్మ సర్వస్థావర జంగములు యందు గూఢముగా ఉన్నప్పటికీ, తథాపి ఉన్నప్పటికీ చిత్తోపాధి విశేష తారతమ్యాద్ ఆత్మన కూటస్థనిత్యసైక రూపస్యపి ఉత్తరోత్తరం ఆవిష్కృతస్య తారతమ్య ఐశ్వర్యశక్తి విశేషై శ్రూయతే. దీని అర్థం ఏంటంటే అందరి యందు పరమాత్మ ఉన్నప్పటికీ వారి వారి ఉపాధి విశేషాల్లో ఉన్న తారతమ్యాన్ని బట్టి ఆత్మ చైతన్యం ఒక్కొక్కరి యందు ఎక్కువగా ఆవిష్కరింపబడుతూ ఒక్కొక్కరి యందు తక్కువగా ఆవిష్కరింపబడుతుంటుంది. దీనివల్ల చైతన్యం తగ్గలేదండో గుర్తుపెట్టుకోండి. ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంపై కొండ బోర్లించండి, మొత్తం మూసేసకుండా దీపం ఆరిపోతుంది. దాని గురించి చెప్పట్లేదు. కన్నాలను కొండ బోర్లించండి, ఈ కన్నాలున్న కొండ బోర్లించినప్పుడు దానికి రంధ్రాలు ఉన్నాయనుకోండి, బోల్డ్ రంధ్రాలు ఉన్నాయి, అందులో పెద్ద రంధ్రం ఉన్న కొండ నుంచి పెద్దగా వెలుగొస్తుంది, చిన్న రంధ్రం ఉన్న కొండ నుంచి చిన్న వెలుగొస్తుంది. ఆ రంధ్రాలకే మీరు ఒక నల్ల గ్లాస్ ఒకటి తెల్ల గ్లాస్ ఒకటి పెట్టారనుకోండి, తెల్ల గ్లాస్ ఉన్న దాంట్లో కనబడుతూ స్పష్టంగా ఉంటుంది, నల్ల గ్లాసులో మసక మసకగా ఉందా అని డౌట్గా ఉంటుంది. ఇది దీపం దోషమా? రంధ్రాలు రంధ్రాలు నువ్వు తగిలించిన అద్దాలు దోషం. కనుక రంధ్రాలు అద్దాలు ఉపాధులు దీపకాంతి పరమాత్మ, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే సృష్టిలో ఎన్నో ఉపాధులు ఉంటాయి, అన్ని ఉపాధులు ఎందు పరమాత్మ ఉంటాడు, కానీ ఒక దివ్యమైన ఉపాధులు ఎందు దివ్యముగా ప్రకటింపబడుతున్నది. కానీ ఏ ఏ ఉపాధులు ఎందు పరమాత్మ యొక్క దివ్యత్వం బాగా ప్రకటింపబడుతూ ఉంటుందో ఆ ఉపాధులను నువ్వు ఉపాసన చేసినప్పుడు క్రమంగా మూలమైన పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోగలవు. ఈ మాటే యజ్జద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని గీతలో స్వామి చెప్పాడు. స్పష్టమైపోయింది కదా. కనుక భగవద్విభూతి వేటి వేటి ఎందు గొప్ప విశేషముగా ఉన్నదో వాటిని ఉపాసించు, ఈ మాట ఉన్నది కదా. కనుక ఉపాసన స్థాయిలో ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు ప్రపంచ మూలమైన పరమాత్మ నువ్వు ఉపాధి ఎందు విశేషముగా ఉన్నవాడిగా దర్శించవచ్చు. తస్య ఆత్మానమావిస్తరాం వేద అని ఐతరీయానికి సంబంధించినటువంటి శృతి వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధముగా ఆత్మ యొక్క సంపూర్ణ ఆ విస్తారాన్ని తెలుసుకుంటా నువ్వు. ఇది ఎత్ర ఎత్ర విభూత్యా జతిశయ సస ఈశ్వర ఇత్యుపాస్యతయా బోధ్యతే. కానీ ఎక్కడెక్కడ విభూతి యొక్క అతిశయం, అతిశయం అంటే అర్థం ఏంటండి, ఎక్కువతనం, ఎక్కువగా ఈశ్వర విభూతి ఎక్కడెక్కడ కనబడుతూ ఉంటుందో దానిని నువ్వు భగవంతుడిగా ఆరాధిస్తావు. అందుకే ఉపనిషత్తుల్లో హిరణ్మయమైన పురుషుణ్ణి సూర్యమండలంలో ఉపాసించో అని ఉపనిషత్తుల్లోనే చెప్పారు కదా. ఆ హిరణ్మయ పురుషుడు ఎలా ఉంటాడు, వాడికి రూపం చెప్పారు, ఆ మంత్రం వచ్చినప్పుడు చెప్తాను. మరి అక్కడ రూపము విశేషమై ఉపనిషత్తుల్లో చెప్పారు కదా అంటే అది ఉపాసన కోసం చెప్పారు, అది కల్పితమైనది కాదు. దాని యందు పరమాత్మ ఈ విధమైన విశేష ఉపాధితో ఉన్నాడు కనుక దాన్ని ఉపాసించు. అలాగే ఆకాశస్థలింగాత్ అని మనకి బ్రహ్మసూత్రాల్లో తర్వాత వస్తుంది, అది అక్కడ విషయం ఉన్నది. ఇలాగా విశేషముగా చెప్పబడుతున్నది. ఇవన్నీ కూడా మనకి ఆ గతి సామాన్యాత్ అన్నది మర్చిపోవద్దు, అంతటా ఉన్నదే. కనుక వీటన్నిటినీ ఇప్పుడు చక్కగా సమన్వయిస్తూ ఆ ఉపాస్య బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ సోపాధిక బ్రహ్మ నిరుపాధిక బ్రహ్మం అనే వ్యవహారముల గురించి చెప్పబోయేటటువంటి ఏ అధికరణముందో అది ఆనందమయ అధికరణము. ఇప్పుడు మొదటి సూత్రం ఆనందమయోభ్యాసాత్ ఇదండి మొదలైంది. నిజానికి ఇక్కడ వ్యాఖ్యానంలో శంకర భగవత్పాదు వారి వ్యాఖ్యానం చూశాక ఒళ్ళు ఒక్కసారి పులకించిపోతుంది. ఎంత పులకించిపోతుందంటే ఆ శంకరుల్ని మనసా ధ్యానించిన పాదాల మీద తలవాల్చాలన్నంత పులకించిపోతుంది. అవస్థకి నేను లోనయ్యాను కానీ మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎంత అద్భుతమైన వ్యాఖ్య రాశారంటే సామాన్యం కదండి. ఇక్కడ సాధారణంగా ఈ సూత్రాలకు వ్యాఖ్యానం చేసేటప్పుడే తెలిసిపోతుంది ఈయన సామాన్యుడు కాడయ్యా బాబు, శంభోర్మూర్తిశ్చరిత భువనే శంకరాచార్య రూపాన్ని ఒప్పుకోవలసింది. అలాంటి అద్భుతమైన వ్యాఖ్య రాశారండి. ఆయన గొప్పతనం తెలియాలంటే బీ అలర్ట్ అండ్ బీ అటెంటివ్, అదొక్కడే చెప్పేది. ఇక్కడ జ్ఞానం తెలుసుకోవడానికి కావాల్సింది ఏంటో తెలుసా, అటెన్షన్ అండ్ అలర్ట్నెస్, ఈ రెండే కావాలి. ఆ రెండే మనకు మృగ్యం, అందుకే అది కనబడదు వచ్చింది బాధ. రెండు కావాలి, అంతేగాని కాలక్షేపంగా వింటే ఎక్కది ఇది, బుర్రకమని కదా కాన్సన్ట్రేషన్. ఎంత అద్భుతం, ఆయన ఒక మహానుభావుడు చేసిన అద్భుతం తెలుసుకోవాలంటే నీ దగ్గర ఎంత ఉండాలండి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి వరుసగా 8 సూత్రాలు. ఆనందమయోభ్యాసాత్ వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యాత్ తద్ధేతు వ్యపదేశాచ్చ మాంత్రవర్ణికమేవ చ గీయతే నేతరోనుపపత్తే భేద వ్యపదేశాశ్చ కామాచ్చనానుమానాపేక్ష అస్మిన్నస్య చ చాస్తి తద్యోగం. ఇలా ఇవి సూత్రములు. వీటికి ఇప్పుడు విశేషంగా మనం ఒక్కొక్క సూత్రాన్ని విస్తారంగా చెప్పుకోవడం ప్రయత్నిద్దాం. ఆనందమయ అభ్యాసాత్. ఇక్కడ శంకరుల కాలం వరకు మహాపండితులు దీనికి అనేక వ్యాఖ్యానాలు చేశారు. కొంతమంది అద్వైతాన్ని అంటే అభేదవాదాన్ని ఒప్పుకుంటూనే వ్యాఖ్యానించిన వారు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా పప్పులో కాలేసేటండి. ఇక్కడ దీనికి వ్యాఖ్యానం దగ్గర మాత్రం చాలా పొరపడపడ్డారు వారు కూడా. వరసగా వారు అప్పటి వరకు ఏం వ్యాఖ్యానం చేశారని దాన్ని కూడా శంకరులు యథాతథంగా స్వీకరించారు. దాన్ని యథాతథంగా తానే వాళ్ళు అనుకుంటున్నదంతా రాసిపెట్టారు. వాళ్ళు ఏ ఏ ప్రమాణాలు వాళ్ళు చెప్పుకున్న దానికి ఉపనిషత్తుల్లో చూపించారు అది కూడా రాసిపెట్టాడు. అంతా రాసిపెట్టి వీళ్ళు పొరపాటు పడ్డారు అన్నారు అక్కడ. మరి ఏమిటయ్యా కరెక్ట్ చెప్తున్నాను చూడండి అన్నాడు. ఎందుకంటే సంస్కృతం తెలిస్తే చాలు ఈ సూత్రాలకు, అదే అనమాట అక్కడ వచ్చింది చిక్కు. మహాపండితులు ఒక్కొక్కడు ఏంది దీనికి ఇంతకు ముందు రాసిన, వీళ్ళందరూ వార్తికులు అని అంటారు. దానిలో ఉన్నదేంటో చక్కగా వివరించి మనకు చెప్పినటువంటి వార్తికులు వారు చెప్తున్నది ఆనందమయోభ్యాస. ఇక్కడికి వచ్చాం మనం. బ్రహ్మము అనగా ఏమిటి? ఆనందమయుడు. ఎలా చెప్పగలవు? అభ్యాసాత్. ఇదండి దీనికి అర్థం. బ్రహ్మము ఆనందమయుడు ఎలా చెప్పగలవు? అభ్యాసాత్. అభ్యాసం అంటే ప్రాక్టీస్ అని అర్థం చెప్పద్దు. ఎందుకంటే ఒక శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి, వ్యవహారార్థాలు చాలా ఉంటాయి, శాస్త్రార్థములు కొన్ని ఉంటాయి. వ్యవహారంలో బోల్డ్ మాటలు ఉంటాయండి, కానీ వ్యవహార జ్ఞానం ఒక్కటి చాలదు మనకు విషయం గ్రహించడానికి. ఎందుకేమన్నాడని ఇప్పుడు సంసారము, మన తెలుగు వాళ్ళు వాడే సంసారం వేరు, హిందీ వాళ్ళు సంసారం అనే మాట దేనిలో వాడతారు. అలాగే ఒక శబ్దం శాస్త్రార్థము వ్యవహారార్థములో మనకు చెప్పబడుతుంది. మనకు ఇక్కడ చెప్పుకుంది శాస్త్రం కనుక శాస్త్రార్థాలే తీయాలి. ఆ శాస్త్రార్థం కూడా సందర్భం బట్టి చెప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మహానుభావులు హృదయాలు దెబ్బతింటాయి. అందుకే వ్యాసదేవుడు తన హృదయాన్ని వ్యాఖ్యానించడానికి మహానుభావుడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూసేట. తన యొక్క బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయడానికి మహానుభావుడు ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూశాడు. ఆయనతో పాటు ఎదురు చూస్తూ గోవింద భగత్పాదులు వారు ఉన్నట్ట. అదన్న నర్మద నది దగ్గరకు వచ్చి కమండలంలోకి నదినంతటిని లాగ్గానే ఇదిగో ఇతడే సరిగ్గా బ్రహ్మసూత్రాలకు చెప్తాడని ఆనాడు వ్యాసుడు చెప్పాడు, ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నావు వచ్చేవయ్య బాబు అన్నట్టు గోవింద భగత్పాదులు వారు. మరి ఊరికనే శభాష్ అంటారండి వ్యాసుడు వచ్చి శంకరుల వారిని నా హృదయాన్ని బాగా ఆవిష్కరించావని. ఏమిటి ఇందులో ఉన్న విషయం చూడండి. ఆనంద అభ్యాసము వల్ల చెప్పబడుతున్నది ఏమిటి అంటే, ఇప్పుడు ఒక అర్థం తీసుకుంది, అభ్యాసం అంటే మాటమాటికి చెప్పడం. మాటమాటికి చెప్పడం అంటే అర్థం ఏంటి? కొందరికి చాదస్తాం ఊరికనే చెప్తుంది చెప్తుంటారు అలాగా. మాటమాటికి చెప్పడం అంటే ముఖ్యంగా చెప్పడం, ఇది అర్థం తీసుకోండి. కనుక అభ్యాసం అంటే అర్థం ఏంటి? ముఖ్యముగా చెప్పుట. బ్రహ్మము ఆనందమయము అని ఎలా చెప్పగలిగావు? వేదాంత శాస్త్రము అద్దాన్నే ముఖ్యంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది? ఎక్కడ చెప్పిందో వీడు చెప్తున్నారు. ఎక్కడెక్కడ చూడండి. రసో వై సహ రసగ్రహ్యేవా యం లబ్ధ్వా ఆనందీభవతి. ఇదొకటి. కో హ్యేవా అన్యత్క ప్రాణ్యాత్ యదేశ ఆకాశ ఆనందో నస్యాత్ ఏష ఏవానందయాతి సైషా ఆనందస్య మీమాంసా భవతి ఏతమానందమయమాత్మా సముప సంక్రామతి ఆనందం బ్రహ్మణో విద్వాన్న విభేతి కుతశ్చన. ఇవన్నీ ఉపనిషత్తుల్లో, తైత్తరీయ ఉపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు ఇత్యాదుల మంత్రములన్నీ మనం చెప్పుకోబోతున్నాం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ తైత్రీయకంలోది, విజ్ఞానమానందం బ్రహ్మ బృహదారణ్యకంలోది. ఇలాగా ఉపనిషత్తులు మాటమాటికి ఆనందమే బ్రహ్మము ఆనందమే బ్రహ్మము అని చెప్పాయి కదా. కనుకనే మాటిమాటికి ఉపనిషత్తు ముఖ్యముగా చెప్పినది కనుక ఆనందమయమే బ్రహ్మము. అవునా? మరి తర్వాత మయము అంటే వికారము అని అర్థం. జాగ్రత్తగా చూడండి, మయట్ అనే ధాతువు వికారము అని అర్థం. ఉంగరము బంగారు మయం, మొత్తం బంగారు మయంగా చేశారు అంటే బంగారం యొక్క వికారము ఉంగరముగా కనబడింది అంతే కదా. కనుక బంగారము వేరు బంగారు మయము వేరు. మయం శబ్దం ఎప్పుడు వాడతారు? వికారం ఉన్నప్పుడు వాడతారు. ఒక చువ్వను బాగా కాల్చేస్తే చువ్వంతా అగ్నిమయం ఇలా అనుకోండి. కానీ బంగారం ఉంగరం బంగారుమయం అన్నప్పుడు అందరంతా బంగారం ఉంది, దీనికి చిన్న తేడా ఉన్నది. ఆ కన్ఫ్యూజన్ పడ్డారు ఈ సూత్రానికి అర్థం రాస్తూ. కనుక ఆనందమయము బ్రహ్మము అనగానే ఆనందమయం అని మాట ఉన్నది. మీరు జాగ్రత్తగా చూస్తే ఎక్కడుంది? పంచకోశాల్లో ఒకటి. పంచకోశాలు ఆనందమయ కోశం ఉన్నది కదా, కనుక ఆనందమయం అనమేడ కోశమే బ్రహ్మము అని పొరపాటు పడి ప్రమాదం ఉందా లేదా? కనుక ఆనందమయుడు బ్రహ్మమా జీవుడా? అది కాకపోతే ఇది అంతే, బ్రహ్మం కాదంటే తల ఊపితే వెంటనే జీవుడు అన్నాడు అంతే. ఇక్కడ ఆనందమయమైన శబ్దం పురుషత్తులు ఎక్కడుంది? మరి ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పారు కదండి. సరే శంకరుల మాటకు వద్దాం. ఆనందమయము అంటే ఆనందమయ యొక్క వికారము. వికారం అని అర్థం తీయద్దు అని మళ్ళీ తర్వాత దాని సూత్రం అర్థం తీసుకుని చెప్తున్నారు మేధావులు. ఏమని? వికార శబ్దాన్నేతి చేన్న ప్రాచుర్యా, తర్వాత సూత్రం అండి ఇది. అంటే మయట్ అనే ధాతువుకి వికారం అనే అర్థం కాకుండా ప్రాచుర్యం అని అర్థం ఉన్నది. ప్రాచుర్యం అంటే ఎక్కువగా అని అర్థం అనమాట. ప్రాచుర్యం బాగా ఎక్కువగా ఉంది. కానీ మయట్ అనే దాని వికారం అర్థం తీస్తే ఆనందమయం వచ్చింది, కానీ ప్రాచుర్యం అధికముగా ఆనందం కలవాడు అంటే సంపూర్ణ ఆనందం ఆయన స్వరూపం అనేది ఉన్నది కదా అని ఇలాంటిదే ఉదాహరణ మళ్ళీ చూపించి అన్నమయో యజ్ఞ అని వేదంలో మంత్రం ఉన్నది. ఆ యజ్ఞం అంతా అన్నమయము అంటే అర్థం ఆ యజ్ఞంలో అన్న ప్రాచుర్యం ఎక్కువ ఉంది కనుక అలా అన్నాం. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మము ఆనందం ప్రచురముగా కలవాడు, గొప్పగా ఆనందం ప్రచురముగా కలవాడు. ఎందుకంటే ఆనందమీమాంసలు ఏం చెప్పాడండి, మనుష్యానందం కంటే గంధర్వానందం 100 రెట్లు ఎక్కువ, దానికంటే దేవగంధర్వానందం 100 రెట్లు ఎక్కువ. ఆనందమీమాంస ఉంది కదా తైత్తిరీయంలో. అలా చేసి చేసి బ్రహ్మానందంగా 800 రెట్లు వెళ్ళిపోయావు, కానీ దీనికంటే అది దానికంటే అది ఎక్కువైంది కదా. అందుకే ఆనందం ప్రాచుర్యంగా ఉంది గనక అది వికారమని అర్థంతో తీయద్దు మయట్ని, ప్రాచుర్యమని అర్థంతో తీసుకోండి. అందుకు తద్ధేతు వ్యపదేశాశ్చ, తర్వాత సూత్రం చూడండి. తత్ హేతు వ్యపదేశాశ్చ, దీని అర్థం ఏమిటి అంటే ఆనందమునకు బ్రహ్మమే హేతువు. ఎందుకంటే సృష్టిలో ఇన్ని ఆనందాలు ఆనందం వల్లనే కలుగుతున్నాయి. అందుకని ఏష ఏవ ఆనంద యాతి అన్నారు, అంటే ఈ ఆత్మయే ఆనందింపజేయుచున్నది అని. కనుక సృష్టిలో అందరికీ ఆనందం కలిగిస్తున్నవాడు ఆయనే. ఆనందం ప్రచురంగా ఉంది కనుక ఆనందం కలిగిస్తున్నాడు. ఆయన డబ్బులు ఇచ్చాడండి అందరికీ అంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని అర్థం. అలాగే ప్రపంచంలో అందరికీ ఆనందం ఇచ్చారంటే అర్థం ఏంటి? ఆయన దగ్గర ఆనందం అబెండెంటు. కనుకనే ప్రాచుర్యాత్ తీసుకుని తద్ధేతు వ్యపదేశాశ్చ, ఆనందమునికి హేతువు అనేది ఇక్కడ నిర్దేశింపబడుతూ ఉన్నది. ఇదొకటి. ఇదే మాట మంత్రవార్ణికమేవ చ గీయతే, మరొక చోట మూలమంత్రములు ఎందు చెప్పబడింది ఇదే మాట అన్నాడు. ఏమని? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, బ్రహ్మవిదాప్నోతి పరం. ఇచ్చే విషయం చెప్తున్నప్పుడు అన్యోంతర ఆత్మ ఆనందమయ ఇలాంటి మాటలు కనబడుతున్నాయి. అంతేకాదు ఈ ఆనందమయుడు అన్నప్పుడు జీవుడిని అర్థం తీసుకోకండి, బ్రహ్మమనే తీసుకోండి. ఎందుకంటే తర్వాత సూత్రం చూడండి, నేతరోనుపపత్తేహే నా ఇతర ఇతర ఉపపత్తేహే. అంటే బ్రహ్మము తప్ప ఇతరుడు గురించి ఇక్కడ చెప్పడం కుదరదు. ఉపపత్తి అంటే కుదురుట, నా ఉపపత్తే కుదరదన్నాడు. అంటే ఆనందమయము బ్రహ్మమే తప్ప జీవుడని చెప్పడానికి కుదరదు ఇదన్నమాట. ఇది ఈ సూత్రానికి అర్థం. ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే, రసో వై సహ రసగ్రహ్యేవా ఎంలబ్ధ్వా ఆనందీ భవతి. రసము పరమాత్మ ఆనందస్వరూపుడు, ఆ ఆనందాన్ని వీడు పొంది వీడు ఆనందస్వరూపుడు అవుతున్నాడు అని ఉంది కదా. ఆనందాన్ని వీడు పొంది అంటే ఎవడు పొంది? జీవుడని, జీవుడు ఆనందం ఆనందస్వరూపమైన ఆత్మను పొంది తాను ఆనందస్వరూపుడు అవుతున్నాడు అని చెప్తున్నది కదా తైత్తిరీయం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి. కనుకన అది ఇది జీవుడని అర్థం తీయద్దు ఇక్కడ. కనుక జీవుడు వేరు బ్రహ్మము వేరు పట్టుకున్నాడండి ద్వైతి. నువ్వే అన్నావు కదా జీవుడు వేరు బ్రహ్మము వేరని. ఎలాగా అంటే బాబు ఇది వ్యవహారంలో అన్నాం కానీ నువ్వు దీన్ని పట్టి మళ్ళీ లాక్కు. కొండలో ఆకాశం, కొండ బయట ఆకాశం. మాట్లాడేటప్పుడు కొండ అనే దృష్టితో చూసినప్పుడు కొండలో ఆకాశం అంటాం. కనుక శరీరాదులతో తాదాత్మ్యం చెందిపోయిన చైతన్యాన్ని జీవుడు అన్నారు, తాదాత్మ్యం చెందిన వాడిని ఈశ్వరుడు అన్నాం. ఆ ఉద్దేశంలో వాడే కానీ మళ్ళీ దీన్ని పట్టుకు వేలాడుకో. తాదాత్మ్యం విడిచిపెట్టి అఖండంతో కలవడమే. చూసారా కామాచ్చ నానుమాన పేక్ష, తర్వాత సూత్రం అంతా గారు ఒకదానిలోనే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ముందే చెప్పాను కదా. ఇదంత కాదు అంటారు శంకరులు, నేను చెప్తున్నంతసేపు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఇక్కడ జాగ్రత్తగా ఉండం. కామాచ్చన అనుమాన అపేక్ష, కామాచ్చ. ఎందుకంటే ఏంటి కామం అంటే ఆ మంత్రమునందు సహ అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని ఆ ఉపనిషత్తులోనే చెప్తున్నారు. ఏమని? సహ అకామయత అని కోరుడు, ఆయన కోరాడు, కోరిక చేశాడు, అప్పుడు ఈ ప్రపంచమంతా నేనొక్కడనే ఎన్నో అవుతాను అనుకున్నాడు అని ఆయన కోరాడు అనేటువంటి మాట జీవుడికి కాదు కదా, సృష్టికి పూర్వమే కదా ఆయన కోరాడు, సృష్టి తర్వాత కదా జీవుడు వచ్చాడు. కనుక కోరాడని జీవుడే పరమాత్మ. మరి పరమాత్మ ఆనందమయుడు అయిన ఆయన కోరాడు అంటారు, కానీ ఆనందమయుడిని జీవుడు కోరాడు అంటారా? కానీ జీవుడికి ఇది వ్యవహరించదు. పోనీ ప్రకృతికి వ్యవహరిస్తుందా అంటే సృష్టికి పూర్వమే అని కోరాడని చెప్పినప్పుడు సృష్టిగతమైన ప్రకృతికి ఇది వ్యవహరించదు. కనుక కోరుట అనే ఆలోచన ఈ క్షణము ఆయందే. మళ్ళీ అక్కడ చెప్పింది ఈక్షతీర్ణ శబ్దం ఇక్కడ అస్మిన్ నశ్యచ తద్యోగం శాస్తి. శాస్తి అంటే శాస్తి చేసేడని కాదు, ఇక్కడ శాస్తి అనేటువంటి మాటకి చెప్తున్నది, శాసిస్తున్నది, శృతి చెప్తున్నది. ఏమని? అస్మిన్ అస్య తద్యోగం. అస్మిన్ అంటే ఆ బ్రహ్మమునందు అస్య ఈ జీవునికి యోగము తాదాత్మ్యము ఉన్నది అని శృతి చెప్తున్నది. బాగుంది కదా, తేటగా అర్థమైపోతుంది కదా. తర్వాత వ్యాఖ్యానానికి ఇక్కడితో అయిపోయిందండి 8 సూత్రాలు. శంకరులు ఏం చేశారంటే, వీళ్ళందరూ చెప్పింది బాగుంది కానీ అంత శుద్ధ పొరపాటు పడ్డారు వీళ్ళందరూ అన్నారు. ఏం పొరపాటు మనం జాగ్రత్తగా చూద్దాం. ఆనందమయుడు బ్రహ్మము అని అభ్యాసం వల్ల చెప్పేవు అంటే ముఖ్యముగా అదే చెప్పారు కనుక చెప్పేవు అంటే ఆ అర్థం దీనికి తీయొద్దు ఈ సూత్రానికి. ఎందుకంటే ఆనందమయ అనే మాట మాటి మాటికి వచ్చిందన్నావు, ఏది ఎక్కడొచ్చిందో చూపించు. ఉపనిషత్తుల్లో ఆనందమయ అనే మాట మాటి మాటికి రాలేదు, ఆనందం ఆనందం అనే మాట మాటి మాటికి వచ్చింది. జాగ్రత్తగా వినండి, ఇక్కడ పట్టుకోవాలి. ఇదేమి శాస్త్రపరమైన చమత్కారం కాదండి, ఆలోచనాపరమైనటువంటి శక్తి ఇక్కడ కావాలి చాలా. ఉపనిషత్తుల్లో మాట మాటకు వచ్చింది ఆనందమయం ఆనందమయం అని ఎక్కడ రిపీట్ కాలేదు. ఏమొచ్చిందో చూడండి, ఆనంద అనొకటి, ఆనందస్య మీమాంస అనొక మాట, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనే మాట, విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని వచ్చిందే తప్ప ఆనందమయ అని ఎక్కడ రాలేదు. ఒక్క చోట వచ్చింది ఆనందమయ, కానీ అది బ్రహ్మమని అర్థంలో వాడలేదు. మరి ఎక్కడ వాడారు? అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశమును చెప్పినప్పుడు ఆనందాన్ని చెప్పాడు. కనుక అది ఉపాధే తప్ప ఆనందమయము బ్రహ్మము కాదు, ఉపాధే. అది గుర్తు, ఉపాధి అంటే తెలుసు కదా, బ్రహ్మమును కాదు, ఉపాధే తప్ప అది బ్రహ్మము కాదు. కనుక ఆనందమయుడు బ్రహ్మము అని చెప్పలేదు, ఆనందమయుడు జీవుడు. ఇప్పుడు వచ్చేవండి, ఆనందమయుడు ఎవడు? ఇందా అదంటే అది, ఇప్పుడు ఇదేంటిదా, ఎందుకన్నాడు కొంచెం ఆలోచించండి. అది జ్ఞానం చాలా. ఆనందమయ శబ్దం అనేటటువంటిది ఉన్నదే, అది జీవుడికే వాడాలి, ఆనందమయుడు. ఇది పట్టుకున్నారు. అయితే వీళ్ళు మేధావులు, వీళ్ళని తక్కువ వారు కదండి, వాళ్ళు పట్టుకున్నారండి. వాళ్ళు ఏమనంటే, మహానుభావ ఎందుకు మీరు ఇప్పుడు ఆనందమయుడు ఎక్కడ ఏ సందర్భంలో వస్తుంది? అది తైత్రీయంలో వస్తుంది అది. ఎందుకంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అని చెప్తున్నాడు. ఒక్కొక్కటి పంచకోశముల గురించి చెప్తున్నాడండి అక్కడ. పంచకోశాలు దేనివి? ఉపాధి. దీన్ని నువ్వు పరిశీలించుకుంటూ ఈ పంచకోశములకి చైతన్యం కలిగిస్తూ ఏదుందో అది పంచకోశాల్లో చేతనత్వముగా వ్యాపించుతూ దీనికి అతీతముగా ఉన్నది. అది తెలిస్తే పంచకోశాంతర స్థిత తెలుస్తుంది. పంచకోశాంతర స్థిత అని ఇప్పుడు చెప్పుకోవాలి. నువ్వు పంచకోశములు చెప్పుకోవడం ఎందుకు? అంతరస్థిత అని బ్రహ్మం గురించి చెప్పుకోవడం కోసం. కనుకనే ఇప్పుడు పంచకోశాంతర స్థిత పంచకోశముల్లో ఒకట. జాగ్రత్త, ఇక్కడ అంతర అనే శబ్దం ఎక్కడుందో చూడండి. సవా ఏష పురుషో అన్న రసమయ, అన్నరసమయ పురుష. ముందుగా కనబడేది ఈ పురుషుడికి అన్నరసమయమైన దేహం, స్థూల దేహం. ఇది కేవలం అన్నమయ కోసం స్థూల దేహం, తర్వాత లోపల లోపల వస్తున్నాయి. తస్మాద్వా ఏ తస్మాద్ అన్నరసమయాత్ అన్యో అంతర ఆత్మా ప్రాణమయ. దీనికి అన్య మరి ఒకటి అంతర, దాని లోపల ఉంది. అంతర అంటే లోపల, దాని లోపల ఏముంది? ప్రాణమయ, ప్రాణమయ కోసం ఉంది. మళ్ళీ తస్మాత్ అన్యోంతర ఆత్మా మనోమయ. అన్నిటి ఆత్మ శబ్దం వాడుతున్నాడు చూడండి. ఆత్మా ప్రాణమయ, ఆత్మా మనోమయ, దానికి అంతర, దానికి లోపలికి వెళ్ళు. దాని లోపల ఏముంది? ఇన్ని లోపల ఉన్నాయని తెలియదు, అంతా కలిపి ఒక ముద్దగా మనం చెప్పేస్తున్నాం. ఇది డివిజన్ చేసి చూపిస్తుంది శాస్త్రం. ఇది తెలియకపోతే పరమాత్మ జ్ఞానం అసలు లేదు. ముందు నీ దేహ జ్ఞానం వస్తే తర్వాత దేహి జ్ఞానం వస్తుంది, అది మన శాస్త్రం చెప్తున్నది. ఆయన దేహాన్ని గురించి ఎంత విశ్లేషిస్తున్నాడు. అన్నమయ ఎవరి సబ్జెక్ట్? ఇది స్వర్గలోకంలో ఎవరి అప్సరసులు ఉందరు, యమలోకంలో ఎన్నెన్ని నరకములు ఉన్నాయి, ఇవే చెప్తున్నాను సబ్జెక్టు, మన సబ్జెక్ట్. అందుకే నిద్రిస్తుంది, వచ్చింది బాధ. అది చెప్పాం కదా, లోపలికి పంపిస్తే ఇది. కానీ అంతర, అంతర అది చెప్తున్నాడు ఇక్కడ. అంతర లోపలికి వెళ్ళు. ప్రాణమయ తర్వాత మనోమయ, తస్మాద్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ అని చెప్పాడే లేదా? అక్కడ పట్టుకుని అక్కడ చెప్తున్న మాటే అన్యోంతరాత్మ ఆనందమయ. అక్కడ చెప్పాడు బాబు ఆనందమయ అనే మాట. కానీ ఆనందమయుడు అనేటువంటిది ఈ శరీరం అనే ఉపాధిలోనే ఐదు. ఈ పంచకోశ వివరణ మీకు చాలామందికి మా గతంలో చెప్పుకున్నాం, ఇక్కడ అంత వివరణ అప్రస్తుతం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనంద కోశములు ఉన్నాయి. ఇందులో విజ్ఞానమయం వరకు వివేక చూడమంలో వర్ణించారు. ఆనందమయ కోశం గురించి అక్కడ చెప్పలేదు. చెప్పలేదు గనక అది పట్టుకుని మనం ఇక్కడ శంకరులే అనలేదు కదండి అనద్దు. శంకరులు ఇక్కడ వాడని తీసి పారేస్తున్నారు. జాగ్రత్త, ఇది చదివి పొరపాటు పడిపోయి ఆనందమయ కోశం గురించి చెప్పుకుని నువ్వు ఇలా మాట్లాడతావా అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా, అయ్యా మేము ఒప్పుకుంటాం ఆనందమయుడు అనే అర్థం మేము చెప్పము, కానీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు గనక ఇది అన్నమయం, ఇది ప్రాణమయం, ఇది మనోమయం, ఇది విజ్ఞానమయం చెప్తూ ఒకదానికంటే ఒకటి లోపలికి వెళుతూ వెళుతున్నారు గనక ఈ ప్రాణమయమైన మనోమయమైన విజ్ఞానమయమైన దాని వరకు ఏ చైతన్యము కారణమో అది ఆనందము అని చెప్పదలుచుకున్నారు. చెప్పదలుచుకుంటూ ఇవన్నీ మయతో చెప్పారు కనుక దానికి మయ అని పెట్టారు తప్ప విశేషమేం లేదయ్యా. అక్కడ మయ వికారము, ఇక్కడ మయ ప్రాచుర్యము అన్నారు. తెలివైన వాళ్ళే కదా, మీరేమేమి ఖండించగలరా చెప్పండి. అన్న వికారముతో గుండి కనుక అన్నమయం అన్నారు, ప్రాణ వికారము కనుక ప్రాణమయం, మనోవికారం కనుక మనోమయం, విజ్ఞాన వికారం కనుక విజ్ఞానమయం. వికారం అంటే అర్థం ఏంటి? వికారం అంటే వికృతి, జుగుప్స, భయంకరమైన అర్థం కాదండి. మళ్ళీ లోకంలో అది వాడుతున్నాం. వికారం అంటే నేను ఇంకా నిన్న ఉదాహరణ తీసుకోండి, ఇనప చువ్వకి నిప్పు తగిలింది. ఇప్పుడు ఇనప చువ్వకి నిప్పు తగులుట వికారం, అర్థమైంది కదా. అది వికారం చేస్తే దాన్ని వేడి పొంది, కానీ వేడి ఇనప చువ్వకి వికారం స్వాభావికం కాదు, అర్థమైంది కదా. అలాగే అన్నమయమైన దీని ఎందు ఆత్మ చైతన్యం పనిచేస్తుంది కనుక ఆత్మ అన్నమయ శరీరం నందు వికారముగా ఉంది తప్ప అందులో ప్రవేశించింది. అన్నమయమే ఆత్మ కాదు, అది అర్థమైంది కదా. అన్నమయ అనాత్మయే, కానీ అన్నమయమునందు ఆత్మ ఉంది గనక దాన్ని వికారం, వికారం అనే శబ్దంతోనే మయ శబ్దం వాడారు అక్కడ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ వరకు వికారమే, మరి ఆనందమయ వికారం కాదు. ఇక్కడ వరకు ఒకటి చెప్పి అక్కడ ఒకటి చెప్తావు నువ్వు అని పట్టుకున్నారండి శంకరులు. ఏం లేదండి, దాని తప్పేం లేదు. మరి అలా చెప్పడం కనిపిస్తే అన్నమయ యజ్ఞ అని చెప్పావు బాబు, అక్కడిది ఇక్కడ అతికించకు. ఎందుకంటే శాస్త్రంలో ఒక చోట ఒక శబ్దం వాడుతూ అదే గ్రూప్లో వాడుతున్న శబ్దం దగ్గర మహర్షి పొరపాటున అదే శబ్దం వాడడు, జాగ్రత్తగా వాడాడు మహర్షి. అతడు పొరపాటున వాడతాడు, వికారం అది. కనుకనే అక్కడ ఆనందమయ శబ్దానికి ఆనంద వికారమనే అర్థమే తప్ప ఆనందమయమైన ఆత్మని అర్థము కాదు. కనుక ఆనందమయ కోశము వరకు వచ్చాం. మన ఐదు కోశములే ఆనందమయ కోశం. విజ్ఞానమయము మనోమయం అంటే ఇది అర్థమవుతుంది మనకి. సంకల్ప వికల్పాలు మనోమయంలో జరుగుతూ ఉంటాయి, బుద్ధి నిశ్చయాత్మకమైన విజ్ఞానమయంలో జరుగుతూ ఉంటాయి. ఇక అన్న విషయం తెలుసు, ప్రాణ విషయం తెలుసు, ఇవన్నీ. మరి ఆనంద విషయం ఏంటి, ఇక్కడేం జరుగుతుంటుందండి? అక్కడే బోల్త పడిపోయారు వీళ్ళందరూ. అక్కడ ఆనందమయ కోశానికి బ్రహ్మం ఆనందం అనడానికి చాలా తేడా ఉన్నది. అక్కడ ఆనందమయ కోశం ఏంటంటే అక్కడే జీవుడు నేను ఇది అనుభవిస్తున్నాను, నేను ఇది చేస్తున్నానని భోక్తగా ఉంటాడు. కేవలం భోక్తగా ఉండేటువంటి కోశము ఆనంద కోశం. అక్కడ దాకా వస్తే దానికి కూడా పైన ఉంటూ ఈ ఐదింటిని చైతన్యం ఏం చేస్తుందో దాన్ని తెలుసుకోవాలి. కనుక దానికి కూడా పైన అంటే దాని వెనక, వెనక వెనక అంటే రీజన్ అంటే అర్థం. రీజన్ వెనకాల ఉన్నది కారణం, అంతే కదండి. సృష్టికి వెనక్కేముంది, వెనక్కి వెళ్ళాలి అది కదా. అలాగా అన్నమయానికి వెనక, వెనక వెనక వెళ్ళి ఆనందమయానికి వెనకేముంది, ఆనంద స్వరూపుడిని బ్రహ్మ ఉన్నాడు. వాడికి దగ్గరగా అది కనబడుతుంది కనుక అది వికారం దీనికి అంటగడతావు నువ్వు. వేక చూడమని శంకరులు చెప్పలేదంటే అక్కడ కంటెస్ట్ వేరు. కానీ ఇక్కడ ఏమంటున్నారు తెలుసా, వార్తకులు అందరూ పొరపడబడ్డారు పో అన్నాడు. ఇక్కడ అంతవరకు ఒకటి చెప్పి ఇక్కడ చెప్పడం అనేది తప్పు. ఎంత లాజికల్గా ఆలోచిస్తున్నారో మహానుభావుడు చూడండి. అందుకని తాను చెప్పదలుకున్న సిద్ధాంతం సరే సరే మీరు మాలాగే చెప్పారు సరే అనేసి అనేయకుండా సైంటిఫిక్గా అప్రోచ్ అవుతున్నారు ఆయన. వెంటనే నేను చెప్తున్నా అక్కడ తప్పు. మీరు అక్కడ వరకు ఒకటి చెప్పి ఇక్కడ చెప్పడం ఎలా ఉన్నదంటే దీన్ని అర్ధజరతీ న్యాయం అని అంటారయ్యా అన్నాడు. అంటే సగం ముసలామే అనే మాట ఏమైనా బాగుంటుందండి? సగం ముసలి సగం యవ్వనం ఉంటుందా? అయితే ఏదో ఒకటి చెప్పు. అది సగం ముసలండి సగం యవ్వనం ఏంట మాట అలా ఉంది. అక్కడ మయంకి వికారం అని అర్థం చెప్పి ఇక్కడ మయానికి ప్రాచుర్యం అని అర్థం చెప్పడం సరిపోలేదు. మరి నువ్వేమంటావు ఆనందమయాభ్యాసకి? సూత్రం దగ్గరికి వద్దాం. సూత్రం తప్ప, సూత్రం తప్పంటే పుస్తకమే తప్పు, చెప్పుకోవడానికి మిగలలేదు. సూత్రం తప్పంటారు శంకరులు. ఇక్కడ పట్టుకోవాలి ఆనందమయ అభ్యాసాత్ అన్న విషయంలో శంకరులు చెప్పిన గొప్ప మాట ఎందుకు? అసలు ఈ సూత్రం ఎందుకు రాశాడు మహానుభావుడు? అది తెలియాలి కదా. అయ్యా ఆనందమయుడైన జీవుడే పొరపాటు పడిపోయి ఆ కోశంతో మనం మిళితం చేసుకుని పరమాత్మ అనుకోరాదు అని చెప్పడం కోసం రాసి ఉండవచ్చు. లేదా ఇంకోటి ఉంది, ఆనందమయ అనే మంత్రంలో బ్రహ్మము గురించి ఒక మాట ఉన్నది, బ్రహ్మం అనే శబ్దం ఉన్నది. ఆనందమయ మంత్రం పూర్తిగా చూద్దాం. ఆనందమయ అనే మంత్రంలో చివరికి వచ్చేటువంటి శబ్దము బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని వస్తుందండి, అది పట్టుకోండి. ఇంతవరకు ఆనందమయ మంత్రం ఎక్కడొచ్చింది మర్చిపోయామా? అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ, అక్కడ ఒక్క దగ్గర వచ్చింది ఆనందమయ, ఇంకెక్కడ ఆనందమయ శబ్దం రాలేదు. ఒకవేళ వస్తే ఇదే అర్థంలో వచ్చింది తప్ప బ్రహ్మమే ఆనందము అని అర్థంలో ఆనందమయాన్ని వేయలేదు. బ్రహ్మము గురించి చెప్పినప్పుడు ఆనంద శబ్దమే వేశాడు, కానీ ఆనందమయ శబ్దం వేయలేదు. కనుక ఆనందమయుడంటే జీవుడే, అర్థమైంది కదా? భోక్తగా భావించబడుతున్న జీవుడే. ఇది జీవుడు వేరు ఆత్మ వేరా అంటే దీనితో తాదాత్మ్యం చెందిపోయాడు కనుక అక్కడికి జీవుడనే వ్యవహరించాలి, అర్థమైంది కదా? ఇప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మంత్రంలో ఏం వివరిస్తున్నాడంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని వస్తున్నదండి. ఎలా వస్తుందంటే చూద్దాం దీని క్రమం. ఒకసారి మన తైత్రీయంలో వెళితే ఒక్కొక్క కోశాన్ని ఎలా వర్ణిస్తాడు తెలుసా? ఒక పిక్చర్ ఇస్తాడు మనకి. అవయవాలతో అన్నిటినీ చూడడం మనకు అలవాటు కనుక మనకి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక్కొక్క అవయవం చూపిస్తాడు దేనికి ఎలా ఉంటుందో. అన్నమయ కోశానికి అవయవాలు చెప్తున్నాడు, తస్య ఇదమేవ శిర అయం దక్షిణ పక్ష అయం ఉత్తర పక్ష అయం ఆత్మ ఇదం పుచ్చం ప్రతిష్ట అన్నాడు. దీని అర్థం ఏంటంటే అన్నమయ కోశానికి శిరస్సు ఏది? నీకు కనబడుతున్నదే ఇదే శిరస్సు. అన్నమయ కోశానికి ఇదే శిరస్సు, ఇది దక్షిణ పక్షం, ఇది ఉత్తర పక్షం, నాభిస్థానం దగ్గర ఉన్నది పుచ్చము, అయం ఆత్మ ఇలా చెప్పుకుంటా. అయం స్పష్టంగా బయటకు చూపించే శరీరం కనుక అయం ఇదమనే మాట వాడారు అన్నమయ కోశానికి. ప్రాణమయ కోశానికి ప్రాణయేవ శిర అని చెప్తూ వ్యానో దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మ పృథ్వీ పుచ్చం ప్రతిష్ట, పృథ్వీ దానికి ఆధారం, పుచ్చం అంటే ఇక్కడ ఆధారం ఇలా చెప్పారు. అలాగే మనోమయ శరీరం యజురేవ శిర రుక్ దక్షిణ పక్ష ఇలా వస్తుంది. అలా విజ్ఞానం విజ్ఞానమయ కోశంలో శ్రద్ధైవ శిర రుతం దక్షిణ పక్ష ఇలా ఒక్కొక్క దానికి శిరస్సు పక్షము చెప్తున్నాడు కదా. అలా ఆనందమయ కోశానికి వచ్చేటప్పటికల్లా దీనికి కూడా అలాగే చెప్తున్నారు. ఎలాగూ అంటే ఆ మంత్రం చాలా అందమైనటువంటి మంత్రాన్ని, దానికి ప్రియము శిరస్సుగా ఉన్నటువంటిది మోదము దక్షిణ పక్షము, ఆమోదము ఉత్తమల పక్షము, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అది మంత్రం అండి. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అక్కడొచ్చింది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట. కనుక అన్నమయ కోశము గురించి చెప్పే ఆనందమయ కోశము గురించి చెప్పే మంత్రంలో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట చెప్పబడినది. కనుకనే జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎందుకు ఈ సూత్రం పుట్టిందో ముందు చెప్పాలి. ముఖ్యముగా ఆనందమయుడు అని చెప్పడం వల్లనే బ్రహ్మం ఆనందమయుడు అని అర్థం చెప్పారు కదా. ఆనందమయుడు జీవుడైనప్పుడు ఇప్పుడు దీని అర్థం ఏమని చెప్తాం? అర్థమైందా? ఆ సూత్రం అర్థమైందా? ఏమిటి? ముఖ్యముగా చెప్పడం వలన ఆనందమయమే బ్రహ్మము అని కదా ఇందాక అర్థం చెప్పారు. ఆ అర్థం ఈ సూత్రానికి లేదు. ఎందుకంటే ఆనందమయ అనేటువంటి మొదలైనటువంటి ఏ మంత్రములో బ్రహ్మపుచ్చం అని చెప్పబడిందో ఆ బ్రహ్మము అది ఇక్కడ చెప్తున్నాడు. అది ముఖ్యార్థంలో చెప్పారే తప్ప దానికి జీవార్థంలో చెప్పరాదు. జాగ్రత్త చూడండి, బ్రహ్మపుచ్చం అనే మాట, బ్రహ్మం అనే మాట అక్కడ వచ్చింది కదా. బ్రహ్మం అనే మాటకి ఇంతవరకు మీరు ఏం చెప్పారు అర్థం? మొదటి నుంచి రండి, బ్రహ్మ జిజ్ఞాస కదండి, అందుకు అక్కడికి వచ్చాం. బ్రహ్మం అనే మాట, బ్రహ్మమే సర్వకారణమై సర్వవ్యాపకమైనప్పుడు దానివల్ల అన్నీ ఉన్నప్పుడు అది దేనికో అవయవమై కూర్చోదు కదా. బ్రహ్మం దేనికి అవయవమే కూర్చుంటుందా? సర్వవ్యాపకము కదా బ్రహ్మం. మనకు అవయవమా అండి? కోతికి తోకుంది, కోతికి తోకెంతో జీవుడికి బ్రహ్మం అంతా అని చెప్తే ప్రాధాన్యం తోక కోతిక, కోతికి కదా ప్రాధాన్యం ఇస్తాం, తోకకి ప్రాధాన్యం లేదు. మరి ఆనందమయమైన దానికి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అంది కదండి మీ ఉపనిషత్తు. ఇక్కడ రండి, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అంది కదా. కనుక పుచ్చం బ్రహ్మ అని చెప్పినప్పుడు అది సర్వవ్యాపకము సర్వోత్కృష్టము సర్వజ్ఞమని ఎలా చెప్తావు అనంటే, నేను పుచ్చము అంటే అప్రధానమని అర్థం కదా, ఆ అర్థంలో కదా నువ్వు తీసావు పుచ్చానికి. పిచ్చిన ఆయన, పుచ్చం అంటే అప్రధానమని అర్థం కాదు. ఆ ఆనందమయ అనే మంత్రములో వాడబడిన బ్రహ్మము అనేటువంటి శబ్దానికి అర్థము ముఖ్యమని ప్రయోగించారే తప్ప అప్రధానమని ప్రయోగించలేదు. ఇది అండి సూత్రానికి అర్థం. తెలిసిందా? రిపీట్ చేయనా? ఎన్ని మార్లు? ఒక్కసారి చాలు, జాగ్రత్తగా చూడండి. ఈ సూత్రానికి ఇప్పుడు అర్థం చెప్పుకుందాం. ఆనందమయ అనే మంత్రములో ఉన్న బ్రహ్మపుచ్చం అనే మాటలో బ్రహ్మము పుచ్చమన్నారు కనుక అది ముఖ్యము కాదు అని అర్థము కాదు. బ్రహ్మము ముఖ్యమనర్థము. కనుక ఆనందమయ అనే శబ్దములో బ్రహ్మమునకు ముఖ్యార్థమే ఉన్నందువలన అని అర్థం అనమాట. ముఖ్యార్థమే ఉన్నందువలన అంటే అభ్యాసాత్. అభ్యాసం అంటే అర్థం ఏం చెప్పాం? ముఖ్యముగా చెప్పుట. కనుక ఆనందమయ అనే మంత్రములో బ్రహ్మమును ముఖ్యముగా చెప్పారు. ఇది రాసుకోండి, ఇంకా సరిపోయింది. ఆనందమనే మంత్రములో బ్రహ్మపుచ్చం అనే దాంట్లో బ్రహ్మ అనే శబ్దము ముఖ్యార్థముగా ప్రయోగించారే తప్ప ముఖ్యము కాదనే అర్థంలో ప్రయోగించలేదు. ఇదండి శంకరులు ఇచ్చిన వ్యాఖ్యానం. తెలిందా? అసలు ఈ మంత్రం ఉన్నట్టు తెలుసా? అందుకే బ్రహ్మసూత్రాలు ఎప్పుడు చెప్పాలో తెలిసిందా? ఆ కాలక్షేపం కూర్చుంటామంటే అక్కర్లేదు ఇంకవాడికి. అతహతహ లేని వాడికి బ్రహ్మ జిజ్ఞాస ఏమిటి? ఎప్పుడైనా పంచకోశాల గురించి బేసిక్స్ తెలిస్తే అప్పుడు ఇది మనకు వస్తుంది. కనుక ఇప్పుడు ఐదో కోశమైన ఆనందమయ కోశంలో భోక్తగా భోక్తృత్వాభిమానం కలిగిన జీవుడు ఆనందమయ కోశం ద్వారానే నేను ఇది అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడు కదా. ఆనందమయ కోశం బ్రహ్మము కాదు, ఒప్పుకుంటామయ్యా? ఆనందమయ కోసం భ్రమం కాబట్టి ఇక్కడ ఆనందమయ అని ఎందుకు వేశాడు అంటే, ఆ ఆనందమయ కోసం గురించి చెప్తూ ఉపనిషత్తు బ్రహ్మపుచ్చం ప్రతిష్టాన్ అంది గనక బ్రహ్మపుచ్చం గాడా? అది కదా వాళ్ళు పట్టుకున్నది. బ్రహ్మ ప్రధానము, ప్రధానము ముఖ్యమైనది, ముఖ్యమైనది ముఖ్యమైనది ఎంతవరకు గోల పెడుతూ బ్రహ్మకు పుచ్చం అని మీరే ఉపనిషత్తు చెప్తే, బ్రహ్మను మేము పుచ్చంగా తీసుకుంటే అదొక అవయవం అనుకుంటే ప్రధానం ఎలా అయిందంటే, కాదునైనా ప్రధానమైన అర్థంలోనే చెప్పింది శాస్త్రం. అది అన్నారండి ఆనందమయోభ్యాసార్థం అంటే. ఎలా చెప్పగలరు ప్రధానం? ఇప్పటి వరకు సూత్రాలకు అర్థం మారిపోతుంది చూడండి, జాగ్రత్తగా వద్దాం. ఎందుకు ప్రధానమని చెప్పావు అంటే, ఉపనిషత్తులో మిగిలిన భాగాల్లో ఆనందమనే శబ్దమే మాటి మాటికి వచ్చింది, కానీ ఆనందమయ శబ్దం మాటి మాటికి రాలేదు. దీని అర్థం ఏమిటి అంటే, పుచ్చం అనే మాటకి మీరు తోక అని అర్థం తీశారు, కానీ పుచ్చం అనే మాటని బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అని పక్కన ఉన్నది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మంత్రం పూర్తి పాఠం చూడండి, బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట. పుచ్చం అనే మాటకి మనం లోకంలో అనుకున్న అర్థం కాదు ఇక్కడ. పుచ్చవత్ అనే అర్థం తీయద్దు. నైష దోష పుచ్చవత్, అది పుచ్చవత్ అనే దోషాన్ని తీయద్దు. పుచ్చం ప్రతిష్టాపరాయణం, ప్రతిష్టాపరాయణం. పుచ్చం అంటే ఆధారము అని అర్థం. ఒక పక్షి నిలబడాలంటే తోక ఆధారం అంటారు చూడండి. ఇక్కడ ఎగరడానికి రెక్కల ఆధారం, ఉండడానికి తోక ఆధారం, అది ఇక్కడ చూపించాడు. కనుక పుచ్చం అనే మాట ఆ మంత్రం వరుసలు అన్నిట్లోనే కూడా ఆధారం అనే అర్థంలోనే ప్రయోగించారు. అన్నమయ్య కోశానికి ఆధారము ఇదం పుచ్చం, ఈ శరీరము. కనుక అక్కడిది పుచ్చం అన్నారు అంటే అన్నమయ్య కోశం శరీరము, లేదా నాభి తోకన అర్థమా? కాదు, అది ఆధారం అని అర్థం. అదేవిధంగా ప్రాణానికి పృథ్వీతత్వం పుచ్చం అంటే ఆధారం అని అర్థం. అలా ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఆనందమయ కోశానికి బ్రహ్మపుచ్చం అంటే ఆధారము అని. ఎందుకంటే అన్నమయం కోసం వెనుక మరొకటి ఉంది కదా. కనుక అన్నమయ కోశానికి ఉన్న బేస్ వేరండి. ఇప్పుడు నా పీఠానికి ఆధారం బల్ల, బల్లకు ఆధారం కార్పెట్, కార్పెట్కి ఆధారం హాలు, హాలుకు ఆధారం భూమి. చెప్పడానికి పెద్ద ఆలస్యం ఏంటి, మరి భూమి కాదా అని ఆకాశం దాకా వెళ్ళొద్దండి. ప్రస్తుతానికి ఇక్కడ దాకా చూసుకుందాం. కనుకనే ముందు బల్ల గురించి చెప్పినప్పుడు బల్ల పైన పెట్టిన వ్యాసపీఠం అనుకు బల్ల ఆధారము అన్నట్లుగా అన్నమయ్య కోశానికి శరీరం ఆధారము, దీనికి ఆధారము కార్పెట్టు, అలాగే ప్రాణమయ్య కోశానికి ఆధారం పృథ్వీతత్వం. అలా ఒక్కొక్కదానికి చెప్పారండి. కానీ టోటల్ మన హాల్ దాకా వచ్చే ఆనందమయ్య కోసం హాల్ అనుకోదు అన్నిటికీ. అక్కడ అక్కడ కూర్చొని మిగిలిన నాలుగింట్లోంచి ప్రపంచాన్ని అనుభవిస్తూ నేను దుఃఖపడుతున్నా, నేను సుఖపడుతున్నా అనుకునేవాడు ఆనందమయ్య కోసంలో వెలగబెడుతున్నాడు వాడు. ఈ ఆనందమయ కోసం అనేటువంటిది హాల్ లాంటిది అనుకుందాం. ఈ హాల్కి ఆధారం ఏంటి? భూమి. మనకి ఇప్పటికి ఇది అల్టిమేట్, అలాగే తీసుకుందాం. అలాగే ఈ ఆనందమయ కోశానికి కూడా ఆధారమై ఉన్నవాడు బ్రహ్మ. ఇప్పుడు మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వ్యాసపీఠానికి, ఈ బల్లకి, ఈ కార్పెట్కి, ఈ హాల్కి కలిపి ఒక ఆధారాన్ని చెప్పండి. మరి ఇందాక అన్ని చెప్పారు, ఇప్పుడు ఒకటే చెప్పారండి. నేను ఇక్కడ ప్రస్తుతానికి చెప్పేటప్పుడు ఇదే కథ చెప్తూ ఉంటారు కదండి. ఒక ఆయన ఆవిడ పెట్టి నెత్తి మీద వేసుకుని రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కి నెత్తి మీదే పెట్టుకున్నట్టే నిలబడి, ఏం బాబు పెట్టుకు ఎందుకు దించంటే, నేను నాకే టికెట్ తీసుకున్నా అండి, పెట్టుకు టికెట్ తీసుకోలేనంట. నువ్వు టికెట్ తీసుకోకపోయినా నిన్ను పెట్టిన అదేం వస్తుంది, నువ్వు కిందకి దించావనుకో నీకు నెత్తి బరువు తగ్గుతుంది, కానీ మోత మాత్రం దండి అదే అని చెప్పట. కనుక ఇక్కడ బేస్ అంటే జాగ్రత్తగా చూసుకోండి ఏది ఆధారం. మరి ఇందాక ఇన్ని ఆధారాలు చెప్పారే, నేను విడివిడిగా చెప్పినప్పుడు నిన్న ఆధారం చెప్పాం కానీ అన్నిటికీ కలిపి ఒక ఆధారం. కానీ ఎక్కడ ఆగిపోయింది నీ ఆధారం? భూమి దగ్గర ఆగిపోయింది. ఇక్కడ ఎక్కడ ఆగిపోయింది ఆధారం? బ్రహ్మము దగ్గర ఆగిపోయింది. కనుక అన్నమయ కోసం నుంచి ఆనందమయం కోసం కొరకు అన్నిటికీ ఆధారమైనటువంటిది బ్రహ్మమే అని అర్థంలో చెప్పారు. కానీ ఆ తోకలా దానికి అవయవంగా ఉందని చెప్పలేదు బో అన్నాడు ఇక్కడ. కనుక అభ్యాసాత్ అంటే బ్రహ్మము ముఖ్యాధారం అని అర్థంలో చెప్పారు నాయన. ఎంత అందమైన భావాన్ని తీశారండి జగద్గురువులు. అదండి శంకరాచార్య అంటే. చూడండి అలా చెప్పి దాని తర్వాత ఒక ఇంకొక సూత్రానికి అర్థం మారిపోతుంది. వికార శబ్దాన్ని చేన్న ప్రాచుర్యాత్, మరి ఇందాక చెప్పింది ఇది వికారము కాదు ప్రాచుర్యము అని అర్థము అని సూత్రంలో చెప్పినప్పుడు ఇప్పుడు ఏం చెప్తాం? ఇందాక మేమైతే చక్కగా ఏదో కష్టపడి మయా అంటే ప్రాచుర్యం అని అర్థం చెప్పాడు. ఏం చెప్తామంటే మేము ఆ అర్థం చెప్పాం. ప్రాచుర్యము అనే మాటకి ప్రాయత్వాత్ అంటే సాదృశ్యము పోలిక అని అర్థము. మరి ఇక్కడ ఆనందమయమునకు బ్రహ్మ పుచ్చముగా ఉన్నదంటే బ్రహ్మ ఆనందమయం కాదు, ఆనందమే బ్రహ్మము అది చెప్పాడు అనమాట. ఆనందమే బ్రహ్మ, ఆనందమయం కాదు అది. ఆనందము యొక్క వికారం పొంది జీవుడు అన్న ఆనందాలు అనుభవించగలుగుతున్నాడు. చూడండి ఇక్కడ అగ్ని యొక్క వికారం పొంది ఇనపచువ కాల్చగలిగినట్లుగా ఆనందము యొక్క వికారాన్ని పొంది ఆనందమయ కోసంలో మనం అన్ని అనుభవించగలుగుతున్నాం. అర్థంలో వాడాడు కనుక ఆనందమయుడు వాడు. అర్థమైంది కదా? మరి ఆనందమయ అనే వికారం అక్కడ చెప్పారు కదా అంటే వికారము చెప్పినా అక్కడ ఆనందమయం వరకే ఆ వికారము. ఎందుకంటే మొదటి దాని నుంచి మయా మయా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అన్నమయ ప్రాణమయ మనోమయ చెప్తూ దీనికి కూడా మయా అని చెప్పారు. అది ఇది సాదృశ్యం పోలిక. దానికి అది మయా చెప్పినట్టుగా దీనికి ఇది మయా చెప్పినట్టుగా అదే పద్ధతులు దీన్ని చెప్పారు. అది ఇక్కడ వివరించారు. కనుకనే ఇక్కడ ప్రాచుర్యం అనుకుంటే పోలికతో సాదృశ్యముతో చెప్పడం జరిగింది. తద్ధేతు వ్యపదేశాశ్చ దీనికి చక్కని అర్థం చెప్పారండి. దీనికి మొదట ఏం చెప్పుకున్నాం? జీవుడికి పరమాత్మే హేతు, అన్ని హేతు ఆనందాలకి హేతు పరమాత్మయే అని అర్థం చెప్పాం కదా. శంకరులు ఏం చెప్తున్నారు చూడండి, దీనికి తద్ధేతు వ్యపదేశాస్త అనే దానికి ఒక అందమైన అర్థాన్ని గురుగారు ఇక్కడ తీసుకుని వివరిస్తున్నారు. దీనిలో భావం ఏమిటి అంటే తత్ హేతు వ్యపదేశాస్త, ఈ ఆనందమయమునకు కూడా కారణమైనది ఆ బ్రహ్మము అని నిర్దేశించబడింది అది చెప్పారండి ఇక్కడ. తద్ధేతు ఆనందమయ కోశాదులకు కూడా అది కారణము. మీరు ముందు చెప్పినట్లు అన్ని ఆనందములు దాని నుండే కలుగుతున్నాయని చెప్పుకున్నా తప్పేం లేదు ఇక్కడ మాత్రం. ఇక మాంత్రవర్ణికమే వచ్చి గీయతే అనే సూత్రం ఉందే, ఇతర మంత్రముల యందు చెప్పబడిందయ్యా ఈ శబ్దము అంటే ఏమిటి ఆనందమయ అని చెప్పబడిందా? చెప్పబడలే. ఇతర వర్ణముల యందు ఏం చెప్పబడింది? ఇక్కడ బ్రహ్మపుచ్చం అన్నప్పుడు నువ్వు తోక అని అర్థం లాగేవే, కానీ బ్రహ్మ అనే శబ్దము ఆ ఉపనిషత్తుల్లోని ఇతర వర్ణముల యందు అంటే మంత్రవర్ణముల యందు మూల మంత్రాల్లో బ్రహ్మమని స్పష్టంగా పలకబడింది కదా. ఎలాగూ బ్రహ్మ విదాప్నోతి పరం, అదే తైత్తిరీయంలో. అక్కడ పుచ్చమనే అర్థం వాడి మరొక చోట మరొక అర్థం వాడేడా? పోని పుచ్చమనే అర్థం మొదటి వాడి మొత్తం వాడేడా? కనుక తోకలాగా అప్రధానంగా ఉంది అని చెప్పలేదు తైత్తిరీయంలో. అదే తైత్తిరీయంలో బ్రహ్మ విదాప్నోతి పరం సత్యం జ్ఞానమనంతం. చూసారా మీకు సూత్రాలు తెలుసు, మంత్రాలు తెలుసు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అంతగా బ్రహ్మం గురించి గొప్పగా చెప్పిన అదే మంత్రములో అదే ఉపనిషత్తులో బ్రహ్మ పుచ్చం అని తేలిక అర్థంలో వాడతాడా? అర్థమైందమ్మా. రాముడు రామాయణం అంతా వెతికితే రాముడు రాముడే. ఏ రాముడు? జగత్కర్త అయిన వాడు, నారాయణావతారమైన వాడు రాముడు. ఎక్కడ లోకంలో రాముడు ఉన్నాడు? లోకంలో రాముడు బస్సు గురించి కింద పడ్డాడు, దెబ్బలు తగిలాయి అని ఒక రిపోర్ట్ వచ్చింది పేపర్లో. రామాయణంలో రాముడికి దెబ్బలు తగలేని అంటావా? నువ్వు రామాయణంలో రాముడికి దెబ్బలు తగలని అతికించద్దు. ఎందుకంటే రామాయణంలో రాముడు ఎక్కడ వచ్చినప్పటికీ కూడా విష్ణు అవతారమై అయోధ్యలో ప్రభవించినటువంటి రాముడు గురించే రామశబ్దం వాడారు. కానీ నిన్న పేపర్లో చదివిన బస్సు కింద పడిపోయిన రాముడు గురించి రామాయణంలో చెప్పలేదు. కనుక మీరు అనుకున్న ఏదో తోకలాంటి వాడైన అప్రధాన అర్థము ఇక్కడ ఉండదు. మొత్తం బ్రహ్మము ప్రధాన అర్థం లేదు. కనుక పుచ్చం అనే మాటకి నువ్వు లోకంలో తెప్పుకున్న తోక అర్థం వాడేవి కానీ శాస్త్రంలో ప్రతిష్టార్థమే. అందుకే బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అనే మాటకు సంబంధించి వేదమంత్రాల ప్రమాణం తీస్తున్నాడు ఇక్కడ భామతి వాచస్పతి మిశ్రుడు. శంకరుల మాటను అంది పుచ్చుకునే, ఎందుకంటే ఇదం పుచ్చం పృథ్వీ పుచ్చం అంగిరసక పుచ్చం మహాపుచ్చం ఇదంతా కూడా ప్రతిష్ట అని అర్థంలో వాడారు. కనుక ఇది ప్రతిష్ట ఆధారం అని అర్థము. పుచ్చం అనే దానికి అర్థం ఏంటి? ఆధారం. కోతి తోక కాదు, పక్షికి తోక ఎలాగో అలాగా. పక్షి నిలబడాలంటే తోక లేకపోతే బ్యాలెన్స్ ఉండదుట. అదేవిధంగా దీనికి ఆధారం. కనుక తెలిసింది కదా సర్వాధార స్వరూపుడు అని మరొక చోట చెప్పారు. నేతర అనుపపత్తేహే అంటే అంతేగాని ఆనందమయుడు అనే జీవుడికి ఈ బ్రహ్మమునికి కలపవద్దు, అక్కడిది కుదరదు, ఇది అర్థం అనమాట. తెలిసింది కదా. లేదా ఈ ఆనంద స్వరూపమైన పరమాత్మని ప్రకృతితో కలపవద్దు, అది చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే భేద వ్యపదేశాశ్చ, రెంటికి భేదము కనిపిస్తున్నది, అది ఉపాధిగతంగా. అది కామాచ్చ నానుమానాపేక్ష అన్నప్పుడు ఈక్షతీర్ణా శబ్దం సూత్రంలో ఈ అర్థం చెప్పాము, అదే అర్థం ఇక్కడ తీసుకోండి అన్నాడు. ఆ అర్థం ఒకటి గుర్తుంటేనా ఏం చెప్పాం? ఈ క్షణము జ్ఞానము అది ప్రమాణము, పరమాత్మ ఎందు కానీ ప్రధానమునందు కాదు. అదే విధంగా కామన కోరుట అనే జ్ఞాన లక్షణము పరమాత్మకే కానీ ఇక్కడ అనుమానంతో నువ్వు చెప్పడానికి లేదు, అనుమానంతో ఊహించి చెప్పడానికి లేదు. శాస్త్రం స్పష్టంగా సహ అకామయత అని పరమాత్మ గురించి చెప్తూ ఉంటే నువ్వు మధ్యలో ఇక్కడ కూర్చుని దాన్ని ప్రకృతి వైపు లేకపోతే జీవుడి వైపు తీసుకొస్తావు నువ్వు? కుదరదు. కనుక అనుమానంతో ఆనందమైన జీవుడు అన్నారు కనుక ఆ అనుమానంతో ఇది చెప్పినట్టు కుదరదు ఆయన. అందుకే కామాచ్చ నా అనుమానాపేక్ష, అనుమానాపేక్ష అక్కడ అక్కర్లేదు అని వివరిస్తూ అస్మిన్నస్య తద్యోగం శాస్తి అంటే జీవునకు ఆ పరమాత్మ గురించి తెలిసినప్పుడు యోగము ఉన్నదని శాస్త్రము చాటుతున్నది, అది ఒప్పుకోవచ్చు అంతే కదా, ఆ విషయాన్ని గ్రహించవచ్చు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆ జీవుడు జ్ఞానము చేత బ్రహ్మత్వమును తెలుసుకోగలుగుతున్నాడు అని మాత్రమే చెప్పబడుతున్నాయి. దీనికి ప్రమాణంగా మనకి యథా ఏ వైష ఏ తస్మిన్ అదృశే అనాత్మేయ నిరుక్తే నిలయేన భయం ప్రతిష్టాం విందతే అతసో భయంగతో భవతి. యథా ఏ వేష ఏ తస్మిన్ ఉదరమంతరం కురుతే అథ అస్య భయం భవతి. ఉదరమంతరం కురుతే, ఈ ఉదరమంతరం కురుతే అనే మాట శృతి గీతల్లో వాడారండి. దానికి అర్థాలు చెప్పలేక, ఎందుకంటే ఉపనిషత్తు అందుబాటులో లేకపోతే భాగవతానికి అర్థం చెప్పలేం. ఒక ఆయన పాపం మహా అద్వైత పండితుడు జ్ఞాని, భాగవతం బృందావనంలో చెప్తూ ఉన్నట్ట. ఆ చెప్తూ ఉంటే తాదాత్మ్యంలోకి వెళ్ళిపోతూ ప్రమాదో ధీమతామపి అన్నట్లుగా పొరపాటున అన్న అద్వైత విరుద్ధంగా అర్థం చెప్పేటండి. చెప్పగానే చెల్లుమని కొట్టేస్తే ఎవరు స్టేజ్ మీద, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవ్వరూ లేరు, అందరు కిందే ఉన్నారు. ఎవరు కొట్టారా అని చూస్తే అక్కడ కనబడ్డట్ట ఆయన, కృష్ణ పరమాత్మ అక్కడ కొట్టి అక్కడ నిలబడ్డట్టండి. ఇక్కడ అంటే శాస్త్ర విరుద్ధం చెప్తావా అని కొట్టేటండి ఆయన. ఆయన చేత లెంపదెబ్బ తిన్న మహానుభావుడికి నమస్కారం చేస్తాం. అలాగనే అద్వైత విరుద్ధం చెప్తే మాకు కొడతాడని మాట్లాడు, కొట్టాడు ఆయన. ఆయన మహాభక్తుడు గనక, కృష్ణుడి యొక్క తత్వం యథాతథంగా తెలిసిన వాడు గనక ఏదో ఒక్క పొరపాటు పడ్డాడు కనుక ఒకడు కొట్టాడు పరమాత్మ, ఇది గుర్తుపెట్టుకోండి. కనుకనే వ్యాస హృదయానికి అద్వైతమే తాత్పర్యం, దానికి భిన్నంగా చెప్పరాదు. అందుకు ఉదరం ఉదరమంతరత అనే శృతి గీతల్లో వస్తుంది. దీనికి ఎన్ని అవస్థలు పడ్డారు తెలుసా? ఒక ఆయన అన్నాడు ఉదరమంతరత అంటే కడుపు గురించి చూసుకోవడం రాశాడు, ఇంకా ఆయన ఉదరం అంటే మణిపూర చక్రం అని చెప్పాడు. వీళ్ళకి ఉపనిషత్ జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చింది ఇక్కడ. దీనికి ఒకటే అర్థం, ఏ తస్మిన్ ఉదరమంతరం కురితేన తైత్రీయం అక్కడ ఉంది, అది పట్టుకుంటే కానీ అది అర్థం కాదండి శృతి గీతల్లో. అది శృతి గీతల్లో భాగవతంలో వస్తుంది. ఉదరమంతరం కురితే అంటే దీని వెనక వెనక వెనక వెనక లోపలికి వెళ్ళే కదా. కనుక ఆనందమయానికి కూడా వెనక అయినటువంటి బ్రహ్మం ఉన్నది, దానికి వెనకాల మరేమీ లేదు. అది ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఈ ఆనందమయుడైన జీవుడు సర్వాధారమైన బ్రహ్మమును తెలిసినప్పుడు అదే తానవుతున్నాడు. అందుకే అస్మిన్నస్య తద్యోగం శాస్తి అని చెప్పబడుతున్నది. అయిపోయిందా? చూసారా? అటేమో ఏక్షత్యధికరణంలో మిగిలిపోయిన మూడు సూత్రాలు, ఆనందమయాధికరణంలో ఎనిమిది సూత్రాలు కలిపి ఒక్కరోజులు అయిపోయాయి. అక్కడేమో ఒక్కొక్క సూత్రం రోజుకోటి, నేనేం చేయను? ఇంతటికీ ఒక్కొక్క అధికరణ కింద వాళ్ళు పెట్టారు, అక్కడ ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క అధికరణ కింద పెట్టారు. మొత్తానికి ప్రధానమైన విషయం తెలిసిపోయింది కదా, ఆనందమయాధికరణం పూర్తయింది. కనుకని ఆనందమయుడు అంటే జీవుడే, ఆనందమయుడికి కూడా ఆధారమే, సర్వజగతికి ఆధారమైన వాడు బ్రహ్మమే. ఇతడు దాన్ని తెలుసుకున్నప్పుడు ఇంక ఈ కోశాలతో తాదాత్మ్యం చెందకుండా పుచ్చముగా ప్రతిష్టగా ఉన్న బ్రహ్మముతో, అందుకే బ్రహ్మ పుచ్చము ప్రతిష్ట అనే శబ్దం అక్కడ ఉన్నదయ్యా. ఇలాగా తైత్తిరీయంలో ఉన్నటువంటి ఆనందమయ అంతరాత్మ అనే విషయం దగ్గర ఇంత అద్భుతమైన చర్చ చేశారు ఎవరు? బాదరాయణుడు. దానికి ఇంత అద్భుతమైన వ్యాఖ్యానం రచించారు శంకర భగవత్పాదుల వారు. సూత్ర భాష్యకృతవు వందే భగవంతవు పునఃపునః. ఇంకా మిగిలినటువంటి సారమైన విషయాన్ని చెప్పుకోవడానికి ఒక్కరోజు మిగిలింది. ఇవాళ నేను ఖచ్చితంగా ఎనిమిదింటికలు ముగిద్దామని నిర్ణయించుకున్నా, కానీ అధికరణ సంపూర్ణంగా చేయకుండా కదలడానికి వీలు లేదని అక్కడ కొట్టిన కృష్ణ పరమాత్మ ఇక్కడ హెచ్చరించాడేమో. కనుక సర్వం కృష్ణార్పణం, స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ.